ఆరవ అధ్యాయము ఉత్తరకాండ. పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. యత ఉపాసకః పరమానందం ప్రాపసావరణం బ్రహ్మాండం చ భిత్వా పరితః సమవలోక్య. బ్రహ్మాండస్వరూపం నిరీక్ష్య పరమార్థతస్తత్స్వరూపం. బ్రహ్మజ్ఞానినావబుద్ధ్యా సమస్త వేదశాస్త్రేతిహాసపురాణాని సమస్త విద్యాజాలాని బ్రహ్మాదేహ సురాః సర్వే సమస్తాః పరమశ్రేయశ్చాండాభ్యంతర ప్రపంచైకదేశమేవ వర్ణయంతి అండస్వరూపం న జానంతి బ్రహ్మాండాద్బహి ప్రపంచజ్ఞానం న జానత్యేవ కుతోండాంతరాంతరద్బహి ప్రపంచజ్ఞానం దూరతో మోక్ష ప్రపంచజ్ఞానమవిద్య చేతి కథం బ్రహ్మాండస్వరూపమితి. 6.1 బ్రహ్మాండ అనుభూతి. ఓం తత ఉపాసకః పరమానందం ప్రాప్య. ఓం అంతట ఉపాసకుడు పరమానందమును పొంది నోటి బ్రహ్మాండములో నేను ఒక చిన్న విభాగము అనుభావన నుండి నాలోనే అండపిండ బ్రహ్మాండములు ఉన్నాయి అనే బ్రహ్మభావములో ఉపాసకుడు రమిస్తున్నాడు. సావరణం బ్రహ్మాండం చ భిత్వా పరితః సమవలోక్య. సావరణమైన తన బుద్ధి ఇరుక్కుని ఉన్న బ్రహ్మాండమును భేదించి ప్రజ్ఞతో దాటి అంతటా పరికించి బ్రహ్మాండస్వరూపం నిరీక్ష్య పరమార్థతః తత్స్వరూపం బ్రహ్మజ్ఞానేనావ బుద్ధ్య బ్రహ్మాండస్వరూపమును నిరీక్షించి పరమార్థమున దాని స్వరూపమును బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొనును. సమస్త వేదశాస్త్ర ఇతిహాస పురాణాని సమస్త విద్యాజాలాని బ్రహ్మ ఆదేహ సురాః సర్వే సమస్తాః పరమర్షేః చ సమస్త వేద శాస్త్ర ఇతిహాస పురాణాలు సమస్త విద్యాజాలాలు బ్రహ్మ మొదలు దేవతలు అందరూ మయ్యు సమస్త పరమఋషులు అండ అభ్యంతర ప్రపంచ ఏకదేశం ఏవ వర్ణయంతి అండస్వరూపం న జానంతి. అండములో ఇమిడి ఉన్న ప్రపంచము యొక్క ఒక ప్రదేశము మాత్రమే వర్ణించగలరు. వారికి అండస్వరూపము అంతా తెలియదు. బ్రహ్మాండాత్ బహేహ ప్రపంచ జ్ఞానం న జానంతి. ఏవ బ్రహ్మాండము కంటే బయట ఉన్న ప్రపంచ జ్ఞానము అసలు తెలియరు. కుతో అండ అంతరాంతః బహేహ ప్రపంచ జ్ఞానం. ఇక వేరే అండముల లోపలి బయటి జ్ఞానము ఏమి తెలియగలరు? దూరతో మోక్ష ప్రపంచ జ్ఞానం అవిద్యా ప్రపంచ జ్ఞానం చ ఇతి. మోక్ష ప్రపంచ జ్ఞానము మరియు అవిద్యా ప్రపంచ జ్ఞానము అసలు తెలియదు. కథం బ్రహ్మాండస్వరూపం ఇతి. ఇక బ్రహ్మాండస్వరూపము ఎట్లు తెలియను? కుక్కుటాండాకారం మహదాది సమస్తకారణమండం తపనియమయం తప్తజాంబునద ప్రభముద్యత్కోటి దివాకరాభం చతుర్విధ సృష్టిపలక్షితం మహాభూతయః పంచభిరావృతం మహదహంకృతితమోభిశ్చ మూల ప్రకృత్యా పరివేష్టితం అండభీతి విశాలం సపాదకోటియోజన ప్రమాణం ఏకేకావరణం తథైవ అండప్రమాణం పరితోయితద్వైకోటియోజన ప్రమాణం మహామండుకాద్యనంత శక్తిభరధిష్ఠితం నారాయణ క్రీడాకంతుకం. 6.2 బ్రహ్మాండ వర్ణన. కుక్కుట అండ ఆకారం మహదాది సమస్య ఆకారం ఆకారణం బ్రహ్మాండము కోడిగ్రుడ్డు ఆకారమున మహత్తర సమష్టి ఆకారమున ఉండును. అండం తపనియమయం తుప్త జాంబునద ప్రభం అండము బంగారమయము మేలిమి బంగారు నదీ ప్రవాహము వంటి కాంతి కలది స్వప్రకాశము అఖండము అయిన మహాచైతన్యమునందు అండపిండ బ్రహ్మాండములు లీలామాత్రముగా ప్రకటితమై లయిస్తూ మరలా ప్రకటితమవుతున్నాయి. ఉద్యత్కోటి దివాకరాభం చతుర్విధ సృష్టి ఉపలక్షితం ఉదయించుకోటి సూర్యుల ప్రభావము కలది నాలుగు విధముల అపలక్షితముల సృష్టి కలది. మహాభూతయః పంచభ్యః ఆవృతం పంచ మహాభూతములచే ఆవృతమైనది. మహత్ అహంకృతి తమోభ్యః చ మూల ప్రకృత్య పరివేష్టితం మహత్తర అహంకృతి అహంకారము మరియు తమస్సు అనే మూల ప్రకృతి చేత పరివేష్టింపబడినది. అండభిత్తి విశాలం సపాదకోటియోజన ప్రమాణం అండములోని కొంచెము భాగమే కోటిపైన పావు యోజనముల ప్రమాణము కలది. ఏక ఏక ఆవరణం తథా ఏవ ప్రతి ఒక్క ఆవరణము అట్లే ఉండును. అండ ప్రమాణం పరితో అయిత ద్వైకోటి యోజన ప్రమాణం అండ ప్రమాణము చుట్టూ అఖండముగా 2 కోట్ల యోజనముల ప్రమాణము కలిగి మహామండుకాది అనంత శక్తిభ్యః అధిష్ఠితం. మహామండుకాది అనంత శక్తులచే అధిష్ఠితమైనది. నారాయణ క్రీడాకందుకం. ఈ బ్రహ్మాండము నారాయణునికి ఆడుకునే బంతి వంటిది. పరమాణవద్విష్ణులోక సంలగ్న మదృష్ట్శ్రుత వివిధ విచిత్రానంత విశేషైరుపలక్షితం. అస్య బ్రహ్మాండస్య సమంతతః స్థితాన్యేతాదృశాన్యనంతా కోటిబ్రహ్మాండాని సావరణాని జ్వలంతి. చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ సప్తముఖ అష్టముఖాదిసంఖ్యాక్రమేణ సహస్రావధిముఖ. నారాయణాంశే రజోగుణ ప్రధానేరికేక సృష్టి కర్తృభిరధిష్ఠితాని విష్ణుమహేశ్వరాఖ్యయజ్ఞారాయణాంశే సత్వతమోగుణ ప్రధానేరికేక స్థితి సంహార కర్తృభిరధిష్ఠితాని మహాజలౌఘమత్స్య బుద్బుదానంత సంఘవద్భ్రమంతి. క్రీడాసక్తజాలక కరతలామలక వృందవన్మహావిష్ణు కరతలే విలసంత్యనంతకోటి బ్రహ్మాండాని. జలయంత్రస్థ ఘట్మాలిక జాలవన్మహావిష్ణోరేకైక రోమకూపాంతరేష్వనంతకోటి బ్రహ్మాండాని సావరణాని భ్రమంతి. 6.3 మహానారాయణునిలో బ్రహ్మాండములు. పరమాణువత్ విష్ణు లోమసు సులగ్నం పరమాణువు అంత చిన్నదిగా విష్ణువు రోమము వెంట్రుక ఎందు బ్రహ్మాండము బాగుగా లగ్నమే ఉన్నది. అదృష్ట అశ్రుత వివిధ విచిత్ర అనంత విశేషేహ అపలక్షితం దృష్టము కాని అశ్రుత పక్వము కాని వివిధ విచిత్ర అనంత విశేషములచే కూడియున్నది. అస్య బ్రహ్మాండస్య సమంతతః స్థితాని అన్య ఏతాదృశాని అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని జ్వలంతి. ఈ బ్రహ్మాండము పైన మరియు చుట్టూ ఇటువంటి అనంతకోటి బ్రహ్మాండములు ఇమిడి ఉండి ప్రకాశించుచున్నవి. చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ సప్తముఖ అష్టముఖాది సంఖ్యాక్రమేణ సహస్రావధి ముఖాంతయ. 4 ముఖములు 5 ముఖములు 6 ముఖములు 7 ముఖములు 8 ముఖములు మొదలు అనేక సహస్ర ముఖములు కలిగిన నారాయణాంశేహ రజోగుణ ప్రధానేహ ఏక ఏక సృష్టి కర్తృభ్యః అధిష్ఠితాని. నారాయణ అంశ ఉన్న రజోగుణ ప్రధానులగు ఒక్కొక్క సృష్టికర్తలచే అధిష్ఠితమై బ్రహ్మాండములు ఉన్నవి. విష్ణు మహేశ్వర ఆఖ్యయ నారాయణ అంశేయ రజోగుణ ప్రధానేహ విష్ణు మహేశ్వరులని చెప్పబడు. నారాయణ అంశ కలిగి రజోగుణ ప్రధానులు ఏక ఏక స్థితి సంహారకర్తృభ్యః అధిష్ఠితాని. ఒక్కొక్క స్థితి సంహారకర్తలు అధిష్ఠితమై బ్రహ్మాండములు ఉన్నాయి. మహాజలౌఘ మత్స్య బుద్బుద అనంత సంఘవద్భ్రమంతి. మహాజలాశయములో ఉండే చేపలు బుడగల అనంత సంఘముల వలె బ్రహ్మాండములు మహానారాయణునిలో భ్రమించుచున్నవి. క్రీడా ఆసక్త జాలక కరతల ఆమలక బృందవత్ క్రీడాసక్తి కలవాణి అరచేతిలో ఉసరిక పండ్ల గుత్తి వలె. మహావిష్ణోహ కరతలే విలసత్ అనంతకోటి బ్రహ్మాండాని. మహావిష్ణుని అరచేతిలో విలాసముగా అనంతకోటి బ్రహ్మాండాలు కలవు. జలేంద్రస్థ ఘట మాలికా జాలవత్ జలేంద్రమునకు కట్టియున్న మట్టి కుండల మాలవలే. మహావిష్ణోహ ఏక ఏక రోమకూపాంతరేషు మహావిష్ణుని ఒక్కొక్క రోమకూపము లోపలియందు అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని భ్రమంతి. అనంతకోటి బ్రహ్మాండాలు నిక్షిప్తమై భ్రమణము చెందుచున్నవి. సమస్త బ్రహ్మాండాంతర్బహి ప్రపంచరహస్యం. బ్రహ్మజ్ఞానినావబుద్ధ్యా వివిధ విచిత్రానంతపరమ విభూతి సమష్టి విశేషన్ సమవలోక్యాత్యాశ్చర్యామృతసాగరే నిమజ్య నిరతిశయానంద ప్రావారో భూత్వా సమస్త బ్రహ్మాండజాలాని సముల్లంఘ్యామితాపరిచ్ఛిన్నానంతతమ సాగరమృత్తీర్య మూలావిద్యాపురం దృష్ట్వా వివిధ విచిత్రానంతమహామాయ విశేషేహ పరివేష్టితామనంతమహామాయ శక్తి సమష్ట్యాకారామనంత దివ్య తేజోజ్వాలజాలైరలంకృతామనంతమహామాయ విలసానాం పరమాధిష్టాన విశేషాకారాం సస్వదమితానందాచులోపరి విహారిణీ మూల ప్రకృతజననిమ విద్యాలక్ష్మీమేవం ధ్యాత్వా వివిధోపచారైరారాధ్య సమస్త బ్రహ్మాండ సమష్టిజననీ వైష్ణవీం మహామాయం నమస్కృత్య తయా చానుజ్ఞాతశ్చోపర్యుపరి గత్వా మహావిరాట్పదం ప్రాప. 6.4 బ్రహ్మాండ జాలమును దాటి మహావిరాట్ పదము పొందుట సమస్త బ్రహ్మాండ అంతః బహ్యః ప్రపంచ రహస్యం. బ్రహ్మజ్ఞానేనావ బుద్ధ్వా సమస్త బ్రహ్మాండ అంతర బాహ్య ప్రపంచ రహస్యము బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొని వివిధ విచిత్ర అనంత పరమ విభూతి సమష్టి విశేషాన్ సమవలోక వివిధ విచిత్ర అనంత పరమ విభూతి సమష్టి విశేషములు చక్కగా అవలోకించి ఆశ్చర్య అమృత సాగరే నిమజ్జః ఆశ్చర్య అమృత సాగరమునందు మునక వేసినవాడగును నిరతిశయ ఆనంద పారావారో భూత్వా సమస్త బ్రహ్మాండజాలాని సముల్లంఘ్య నిరతిశయ ఆనంద సముద్రము అయి సమస్త బ్రహ్మాండ జాలమును ఉల్లంఘించి అమిత అపరిచ్ఛిన్న అనంత తమః సాగరం ఉత్తీర్య మూల అవిద్యాపురం దృష్ట్యా అమిత అపరిచ్ఛిన్న అనంత తమో సాగరమును దాటి అవిద్యాపురమును చూసి వివిధ విచిత్ర అనంత మహామాయా విశేషేహ పరివేష్టితాం వివిధ విచిత్ర అనంత మహామాయా విశేషములుచే పరివేష్టితుడే అనంత మహామాయా శక్తి సమష్టి ఆకారం అనంత దివ్య తేజోజ్వాల జాలే అలంకృతాం అనంత మహామాయా శక్తి సమష్టి ఆకారుడే అనంత దివ్య తేజోజ్వాల జాలముచే అలంకృతుడే అనంత మహామయ విలాసానాం పరమ అధిష్టాన విశేష ఆకారం శశ్వత్ అమిత ఆనంద అచల ఉపరి అనంత మహామాయా విలాసములకు పరమ అధిష్టాన విశేష ఆకారమైన శాశ్వత అమిత ఆనందమను అచలము మీద విహారిణీ మూల ప్రకృతి జననీం అవిద్యాలక్ష్మీం ఏవం ధ్యాత్వా వివిధ ఉపచారేహ ఆరాధ్య విహరించుచున్న మూల ప్రకృతికి జనని అయిన అవిద్యాలక్ష్మిని ఆ విధంగా ధ్యానించి వివిధ ఉపచారములచే ఆరాధించి సమస్త బ్రహ్మాండ సమష్టి జననీం వైష్ణవీం మహామాయం నమః కృత్య సమస్త బ్రహ్మాండ సమష్టికి జనని అయిన వైష్ణవి మహామాయకు హృదయములోనే నమస్కారము చేసి తయా చ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా మహావిరాట్ పదం ప్రాప ఆమె అనుజ్ఞ తీసుకుని పైకి పైకి వెళ్ళి మహావిరాట్ పదము పొందును మహావిరాట్ స్వరూపం కథమితి సమస్తా విద్యాపాదకో విరాట్ విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రయ ద్యావా పృథివీ జనయందేవా ఏకః న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనిషా మనసాభిక్లృప్తో య ఏనం విదురమృతాస్తే భవంతి మనోవాచామగోచరమాది విరాట్ స్వరూపం ధ్యాత్వా వివిధోపచారేరారాధ్య తదనుజ్ఞాతశ్చోపర్యుపరి గత్వా వివిధ విచిత్రానంతమూలా విద్యా విలాసానవలోక్యోపాసక పరమకౌతుకం ప్రాప 6.5 మహావిరాట్ స్వరూప వర్ణన మహావిరాట్ స్వరూపం కథం ఇతి మహావిరాట్ స్వరూపము ఎటువంటిది అనగా సమస్త అవిద్యాపాదకో విరాట్ సమస్త అవిద్యాపాద స్వరూపము విరాట్టు విశ్వతః చక్షురత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతః పాత్ విశ్వమంత కన్నులు కలిగినది విశ్వమంత నోరు కలిగినది విశ్వమంత హస్తము కలిగినది విశ్వమంత పాదము కలిగినది సంబాహుభ్యాం నమతి సంపతత్రయః ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః చక్కగా రెండు బాహువులతో వంచి భూమి ఆకాశములను ఏకము చేయు ఏకదేవుడు న సందృశే తిష్ఠతి రూపం అస్య న చక్షుషా పశ్యతి కశ్చన ఏనం ఆ మహావిరాట్ రూపమును మనస్సుతో దర్శించుటకు వీలుకాదు ఆ విరాట్టును కన్నులతో చూచుటకు వీలుకాదు హృదా మనిషా మనసాభి న కల్పతో య ఏవం విదుహ అమృతాః తే భవంతి హృదయముతో బుద్ధితో మనస్సుతో కూడా కల్పన చేయలేని ఆ విరాట్టును ఎవరు తెలుసుకునెదరో వారు అమృతులు అగుదురు మనోవాచాం అగోచరం ఆదివిరాట్ స్వరూపం ధ్యాత్వా వివిధ ఉపచారేహ ఆరాధ్య మనస్సు వాక్కులకు అగోచరమైన ఆదివిరాట్ స్వరూపమును ధ్యానించి వివిధ ఉపచారములుచే ఆరాధించి తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా వివిధ విచిత్ర అనంత మూల అవిద్యా విలాసాన్ అవలోక్య ఆ విరాట్టుని అనుగ్రహము పొంది మరియు ఇంకా పైకి పైకి వెళ్ళి వివిధ విచిత్ర అనంత మూల అవిద్యా విలాసములను అవలోకించి ఉపాసకః పరమ కౌతుకం ప్రాప ఉపాసకుడు పరమ ఉత్సాహము పొందును అఖండ పరిపూర్ణ పరమానందలక్షణ పరబ్రహ్మణః సమస్త స్వరూప విరోధకారిణ్య పరిచ్ఛిన్న తిరస్కరిణ్యకార వైష్ణవి మహాయోగమాయ మూర్తిమధ్యరణంత మహామాయాజాల విశేషై పరిషేవిత తస్యాః పురమతి కౌతుక మత్యాశ్చర్యసాగరానందలక్షణమమృతం భవతి. అవిద్యాసాగర ప్రతిబింబిత నిత్యవైకుంఠ ప్రతివైకుంఠమివ విభాతి ఉపాసకస్తత్పురం ప్రాప్య యోగలక్ష్మీమంగమాయాం ధ్యాత్వా వివిధోపచారేరారాధ్య తయా సంపూజితశ్చానుజ్ఞాత శోపరిపరి గత్వానంతమాయా విలాసనవలోక్యోపాసక పరమకౌతుకం ప్రాప తత ఉపరి పాద విభూతి వైకుంఠపురమాభాతి. 6.6 వైష్ణవీ మహాయోగమాయ వర్ణన. అఖండ పరిపూర్ణ పరమానంద లక్షణ పరబ్రహ్మణ. అఖండ పరిపూర్ణ పరమానంద లక్షణ పరబ్రహ్మము సమస్త స్వరూప విరోధకారిణి అపరిచ్ఛిన్న తిరస్కరిణి ఆకార వైష్ణవీ మహాయోగమాయ. ఆ పరబ్రహ్మమునకు సమస్త స్వరూప విరోధకారిణి అయిన అపరిచ్ఛిన్న తిరస్కరిణి ఆకారమైన ఏకత్వమునకు వ్యతిరిక్తమైన లక్షణములు ప్రకటించు వైష్ణవీ మహాయోగమాయ రూపమున మూర్తిమద్భ్యః అంతః మహామాయాజాల విశేషైః పరిసేవిత మూర్తిమయమై అమూర్తియైన బ్రహ్మమునందే స్వాంతర మహామాయాజాల విశేషములచే పరబ్రహ్మము సేవించబడుచున్నది. తస్యాః పురం అతి కౌతుకం అతి ఆశ్చర్యసాగర ఆనందలక్షణం అమృతం భవతి. ఆ మహామాయాపురము అతి సంతోషకర అతి ఆశ్చర్యసాగర ఆనందలక్షణముతో అమృతమై ఉన్నది. అవిద్యాసాగర ప్రతిబింబిత నిత్య వైకుంఠ ప్రతివైకుంఠం ఇవ విభాతి. అవిద్యాసాగర ప్రతిబింబిత ప్రతివైకుంఠము నిత్య వైకుంఠ వలె ప్రకాశించును. ఉపాసకః తత్పురం ప్రాప్య యోగమాయ లక్ష్మీం ధ్యాత్వా వివిధ ఉపచారేః ఆరాధ్య. ఉపాసకుడు ఆ పురమును పొంది యోగమాయ లక్ష్మిని ధ్యానించి వివిధ ఉపచారములచే ఆరాధించి తయా సంపూజితః చ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా ఆమెచే బాగుగా పూజించబడి ఆమె అనుజ్ఞ పొందినవాడై మరియు ఇంకా పైపైకి వెళ్ళి అనంత యోగమాయ విలాసాన్ అవలోకే ఉపాసకః పరమ కౌతుకం ప్రాప. అనంత యోగమాయ విలాసాములు అవలోకించి ఉపాసకుడు పరమ సంతోషము పొందును. తత ఉపరి పాద విభూతి వైకుంఠపురం ఆభాతి. ఆ పైన పరబ్రహ్మ చతుష్పాదములలో ఒక పాద విభూతియే వైకుంఠపురము ప్రకాశించుచున్నది. అత్యాశ్చర్యానంత విభూతి సమష్ట్యాకార మానందరస ప్రవాహైరలంకృతంభితస్తరంగిణ్య ప్రవాహైరతిమంగళం బ్రహ్మతేజో విశేషాకారేరనంత బ్రహ్మవనేరభితస్తతమనంత నిత్యముక్తేరభివ్యాప్తమనంత చిన్మయ ప్రసాదజాల సంకులమనాదిపాద విభూతి వైకుంఠ మేవమాభాతి. తన్మధ్యే చచ్చిదానందాచలో విభాతి తదుపరి జ్వలతి నిరతిశయానంద దివ్యతేజోరాశి తదభ్యంతరే పరమానంద విమానం విభాతి తదభ్యంతర సంస్థానే చిన్మయాసనం విరాజతే తత్పద్ముకర్ణికాయాం నిరతిశే దివ్యతేజోరాస్యంతర సమాసినమాదినారాయణం ధ్యాత్వా వివిధోపచారేస్తం సమారాధ్య తేనాభపూజితస్తదనుజ్ఞాతశ్చోపర్యు పరిగత్వా సావరణ్మ విద్యాండం చ భిత్వా విద్యాపాదముల్లంఘ్య విద్యా విద్యయోః సంధౌ విశ్వక్సేన వైకుంఠపురమాభాతి. అనంత దివ్యతేజోజ్వాల జాలేరభితోనికం ప్రజ్వలంతమంత బోధానంతబోధానంద వ్యూహైరభితస్తతం శుద్ధబోధ విమానవలిభిర్విరాజితమనంతానంద పర్వతై పరమకౌతుక మాభాతి. తన్మధ్యే చ కళ్యాణచలోపరి శుద్ధానంద విమానం విభాతి. 6.7 అవిద్యాపాద వైకుంఠ వర్ణన. అతి ఆశ్చర్య అనంత విభూతి సమష్టి ఆకారం. అతి ఆశ్చర్య అనంత విభూతి సమష్టి ఆకారము ఆనందరస ప్రవాహయః అలంకృతం. ఆనందరస ప్రవాహముచే అలంకృతము అమిత తరంగిణ్యాః ప్రవాహయః అతి మంగళం. అమితమైన తరంగముల ప్రవాహముచే అతి మంగళము బ్రహ్మతేజో విశేష ఆకారేయః అనంత బ్రహ్మవనేహ అభితః తతం బ్రహ్మతేజో విశేష ఆకారములు గల అనంత బ్రహ్మవనములచే అన్ని ప్రక్కల ఉన్నది. అనంత నిత్యముక్తయః అభివ్యాప్తం అనంత నిత్యముక్తులచే వ్యాపించి ఉన్నది. అనంత చిన్మయ ప్రాసాదజాల సంకులం అనంత చిన్మయ ప్రాసాదజాలముచే ఉన్నది. అనాదిపాద వైకుంఠం ఏవ భాతి అటువంటి అనాది పాద వైకుంఠమే భాసించుచున్నది. తత్మధ్యే చ చిదానంద అచలో విభాతి మయ్యు దాని మధ్యలో చిదానంద అచలము ప్రకాశించుచున్నది. తత్ ఉపరి జ్వలతి విభూతి నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశ దానిమీద జ్వలనము యొక్క విభూతి నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశియే ఉన్నది. తత్ అభ్యంతరే పరమానంద విమానం విభాతి, దాని మధ్యలో పరమానంద విమానము భాసించుచున్నది. తత్ అభ్యంతర సంస్థానే చిన్మయ ఆసనం విరాజతే, దాని మధ్య సంస్థానమున చిన్మయ ఆసనము విరాజిల్లుచున్నది. తత్ పద్మకర్ణికాయాం నిరతిశయ దివ్య తేజోరాశి అంతర సమాసినం ఆదినారాయణం ధ్యాత్వా ఉపచారయః. ఆసన పద్మకర్ణికాయందు నిరతిశయ దివ్య తేజోరాశిలో చక్కగా ఆసీనుడై ఉన్న ఆదినారాయణుని ధ్యానించి ఉపచారము చేసినవాడై తం సమారాధ్య తేన అభిపూజితః తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా ఉపాసకుడు ఆయనను బాగుగా ఆరాధించి ఆయనచే పూజితుడై ఆయనచే అనుజ్ఞ పొందినవాడై మయ్యూ పైపైకి వెళ్ళి సావరణం అవిద్యాండం చ భిత్వా అవిద్యాపాదం ఉల్లంఘ్య విద్య అవిద్యయోహ సంధౌ విశ్వక్సేన వైకుంఠపురం ఆభాతి. సావరణమైన హిడ్డన్ అవిద్యాండమును భేదించి అవిద్యాపాదము ఉల్లంఘించి విద్య అవిద్యల సంధిలో భాసించుచున్న విశ్వక్సేన వైకుంఠపురమును పొందును. అనంత దివ్య తేజోజ్వాల జాలయః అభితో అనిశం ప్రజ్వలంతం అనంత బోధ ఆనంద వ్యూహయః అభితః తతం అనంత దివ్య తేజోజ్వాల జాలముచే నింది ఎల్లప్పుడూ ప్రజ్వలించు అనంత బోధ ఆనంద వ్యూహములచే అంతటా వ్యాప్తమైనది. శుద్ధ బోధ విమాన ఆవలభ్యః విరాజితం అనంత ఆనంద పర్వతయః పరమకౌతుకం ఆభాతి. శుద్ధ బుద్ధ విమాన ఆవలులచే బాయిరస్ ఆఫ్ ఫ్లైట్స్ విరాజితమైన అనంత ఆనంద పర్వతములచే ఉపాసకుడు పరమ ఉత్సాహము పొందును. తత్మధ్యే చ కళ్యాణ అచల ఉపరి శుద్ధ ఆనంద విమానం విభాతి, మయ్యు దాని మధ్యనే కళ్యాణ అచలము మీద శుద్ధ ఆనంద విమానము ప్రకాశించుచుండును. తదభ్యంతరే దివ్యమంగళాసనం విరాజతే. తత్పద్మకర్ణికాయాం బ్రహ్మతేజోరాస్యభ్యంతర సమాసినం భగవదనంత విభూతి విధి నిషేధ పరిపాలకం సర్వ ప్రవృత్తి సర్వహితునిమిత్తికం నిరతిశయలక్షణ మహావిష్ణు స్వరూప మఖిలాపవర్గ పరిపాలకమమిత విక్రమమేవం విధం విశ్వక్సేనం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధోపచారేరారాధ్య తదనుజాతశ్చోపర్యుపరి గత్వా విద్యా విభూతిం ప్రాప్య విద్యామయానంత వైకుంఠాన్ పరితోవస్థితాన్ బ్రహ్మతేజోమయ నవలోక్యోపాసకః పరమానందం ప్రాప. 6.8 విశ్వక్సేనుని వర్ణన. తత్ అభ్యంతరే దివ్య మంగళ ఆసనం విరాజతే, ఆ విమానము మధ్యలో దివ్యమంగళ ఆసనము విరాజిల్లును. తత్ పద్మకర్ణికాయాం బ్రహ్మతేజోరాశి అంతర సమాసినం దాని పద్మకర్ణికయందు బ్రహ్మతేజోరాశిలో చక్కగా ఆసీనుడే ఉన్న భగవత్ అనంత విభూతి విధి నిషేధ పరిపాలకం భగవత్ అనంత విభూతి విధి నిషేధ పరిపాలకుడు సర్వ ప్రవృత్తి సర్వహేతు నిమిత్తకం నిరతిశయ లక్షణ మహావిష్ణు స్వరూపం సర్వ ప్రవృత్తి సర్వహేతు నిమిత్తకుడు నిరతిశయ లక్షణ మహావిష్ణు స్వరూపుడు అఖిల అపవర్గ పరిపాలకం అమిత విక్రమం ఏవం విధం విశ్వక్సేనం ధ్యాత్వా అఖిల అపవర్గ దేహాత్మ భావన నుండి విడుదల చేయు పరిపాలకుడు అమిత విక్రముడు ఇటువంటి విశ్వక్సేనుని ధ్యానించి ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ వివిధ ఉపచారయః ఆరాధ్య ప్రదక్షిణ నమస్కారము చేసి వివిధ ఉపచారములచే ఆరాధించి తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా ఆయన అనుజ్ఞ పొందినవాడై ఉపాసకుడు మరియు ఇంకా పైపైకి వెళ్ళి విద్యా విభూతిం ప్రాప్య విద్యామయ అనంత వైకుంఠాన్ పరితో అవస్థితాన్ విద్యా విభూతిని పొంది అంతటా ఉన్న విద్యామయ అనంత వైకుంఠములను బ్రహ్మతేజోమయన్ అవలోక్య ఉపాసకః పరమానందం ప్రాప. బ్రహ్మతేజోమయులను అవలోకించి ఉపాసకుడు పరమానందం పొందును. విద్యామయానంత సముద్రానతిక్రమ్య బ్రహ్మ విద్య తరంగిణిమాసాద్య తత్ర స్నాత్వా భగవద్ధ్యానపూర్వకం పునర్నిమజ్య మంత్రమే శరీరముత్సర్జ్య విద్యానంద మయమూత దివ్య శరీరం పరిగుహ్య నారాయణ సారూప్యం ప్రాప్యాత్మపూజాం విధాయ బ్రహ్మమయ వైకుంఠవాసిభి సర్వై నిత్యముక్తై సుపూజితస్తతో బ్రహ్మ విద్యాప్రవాహైరానంద రసనిర్భరేహ క్రీడానంత పర్వతేరణంతైరభివ్యాప్తం. 6.9 నారాయణ సారూప్యమును పొందుట. విద్యామయ అనంత సముద్రాత్ అతిక్రమ్య బ్రహ్మ విద్యా తరంగిణీం ఆసాద్య విద్యామయ అనంత సముద్రములను అతిక్రమించి బ్రహ్మ విద్యా తరంగిణిని చేరుకొని తత్ర స్నాత్వా భగవతో ధ్యానపూర్వకం పునః నిమజ్య అక్కడ స్నానము చేసి భగవంతుని ధ్యానపూర్వకముగా మరలా మునిగి మంత్రమయ శరీరం ఉత్సృజ్య మంత్రమయ శరీరమును వదిలిపెట్టి విద్యానందమయ అమృత దివ్య శరీరం పరిగుహ్య నారాయణ సారూప్యం ప్రాప్య విద్యానందమయ అమృత దివ్య శరీరమును పరిగ్రహించి నారాయణ సారూప్యమును పొంది ఆత్మపూజాం విధాయ బ్రహ్మమయ వైకుంఠవాసిభ్యః సర్వయః నిత్యముక్తయః సుపూజితః ఆత్మపూజను చేసి నిత్యముక్తులైన బ్రహ్మమయ వైకుంఠవాసులందరిచేత చక్కగా పూజింపబడి తతో బ్రహ్మ విద్యా ప్రవాహయః ఆనందరస నిర్భరయః అక్కడ ఆనందరస నిర్భరులైన బ్రహ్మ విద్యా ప్రవాహములచే క్రీడా అనంత పర్వతయః అనంతయః అభివ్యాప్తం అనంతములైన క్రీడా పర్వతములచే వ్యాప్తి చెందినట్టి బ్రహ్మ విద్యామహే సహస్రప్రాకారేరానందామృతమయే దివ్యగంధస్వభావశ్చిన్మయేరనంత బ్రహ్మవనేరతి శోభిత ముపాసకస్త్వేవం విధం బ్రహ్మ విద్యావైకుంఠమావిశ్య తదభ్యంతస్థితాత్యంతోన్నతబోధానందప్రాసాదాగ్రస్థిత ప్రణ్విమానోపరిస్థితామప్ర బ్రహ్మ విద్యాసామ్రాజ్యాధిదేవత మమోఘనిజమందకటాక్షేణానాదాములా విద్యాప్రలేకరిమద్వితీయ మేకామనంతమోక్షసామ్రాజ్యక్ష్మీమేవం ధ్యాత్వా ప్రదక్షిణనమస్కారాన్ విధాయ వివిధోపచారేరారాధ్య పుష్పాంజలిం సమర్ప్య స్తుత్వా స్తోత్రవిశేషస్తయాభిపూజిత తదనుగతశ్చోపర్యుపరి గత్వా బ్రహ్మ విద్యాతీరే గత్వా బోధానందమయానంత వైకుంఠానవలోక్య నిరతిశయానందం ప్రాప్య బోధానందమయానంత సముద్రానతిక్రమ్య గత్వా గత్వా బ్రహ్మవనేషు పరమంగళాచల శ్రోణీషు తతో బోధానంద విమాన పరంపర సూపాసకః పరమానందం ప్రాప తతః శ్రీతులసి వైకుంఠపురమాభాతి 6.10 మోక్ష సామ్రాజ్యాలక్ష్మిని సేవించుట బ్రహ్మ విద్యామయే సహస్రప్రాకారేహ ఆనందామూర్తమయేహ బ్రహ్మ విద్యామయులు ఆనందామూర్తమయులు సహస్రప్రాకారములచే దివ్యగంధేహ స్వభావయేహ చిన్మయేహ అనంత బ్రహ్మవనేహ అతిశోభితం దివ్యగంధములు చిన్మయములు అయిన అనంత బ్రహ్మవనములచే అతి శోభితమైన ఉపాసకస్త్వా ఏవం విధం బ్రహ్మ విద్యా వైకుంఠం ఆవిశ్య బ్రహ్మ విద్యా వైకుంఠమును ఈ విధముగా ఉపాసకుడు ప్రవేశించి తత్ అభ్యంతరస్థితి అత్యంత ఉన్నత బోధానంద ప్రాసాద అగ్రస్థిత దాని మధ్యమున ఉన్న అత్యంత ఉన్నత బోధానంద ప్రాసాదము ముందు ఉన్న ప్రణవ విమాన ఉపరిస్థితాం అపార బ్రహ్మ విద్యా సామ్రాజ్య అధిదేవతాం ప్రణవ విమానము పైన స్థితి కలిగియున్న అపార బ్రహ్మ విద్యా సామ్రాజ్య అధిదేవతను అమోఘ నిజమంద కటాక్షేణ అనాది మూలా విద్యా ప్రళయకరీం అమోఘమైన తనమంద కటాక్షముచే మూలా విద్యను ప్రళయము చేయునది అగు అద్వితీయాం ఏకాం అనంత మోక్ష సామ్రాజ్యలక్ష్మీం ఏవం ధ్యాత్వా అద్వితీయము ఏకము అనంత మోక్ష సామ్రాజ్యలక్ష్మిని ఈ విధముగా ధ్యానించి ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ వివిధ అపచారయః ఆరాధ్య పుష్పాంజలిం సమర్ప్య ప్రదక్షిణ నమస్కారమును చేసి వివిధ అపచారములచే ఆరాధించి పుష్పాంజలి సమర్పించి స్తుత్వా స్తోత్ర విశేషయః తయ అభిపూజితః తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా స్తోత్ర విశేషములచే స్తుతించి ఆమెచే పూజించబడి ఆమె అనుజ్ఞా పొందినవాడై మయ్యు ఇంకా పైపైకి వెళ్ళి బ్రహ్మ విద్యా తీరే గత్వా బోధానందమయ అనంత సముద్రాత్ అతిక్రమ్య గత్వా గత్వా బ్రహ్మ విద్యా తీరమునకు వెళ్ళి బోధానందమయ అనంత సముద్రమును దాటి వెళ్ళి వెళ్ళి బ్రహ్మవనేషు పరమ మంగళ అచల శ్రేణిషు తతో బోధ ఆనంద విమాన పరంపరాసు బ్రహ్మవనమునందు పరమ మంగళ అచల శ్రేణియందు వెళ్ళి అంతట బోధానంద విమాన పరంపరలయందు బోధ తనయందు తాను నిలిచియున్న స్థితి ఉపాసకః పరమానందం ప్రాప ఉపాసకుడు పరమానందము పొందును తతః శ్రీ తులసీ వైకుంఠపురాం ఆభాతి అక్కడ శ్రీ తులసీ వైకుంఠపురము ప్రకాశించుచున్నది పరమకళ్యాణమంతా విభవమమిత తేజోరాస్యాకారమనంత బ్రహ్మతేజోరాశి సమస్త్యాకారం చిదానందమయానిక ప్రాకార విశేషై పరివేష్టితమమిత బోధానందాచలో పరిస్థితం బోధానంద తరంగిణ్యాః ప్రవాహైరతి మంగళం నిరతిశయానందైరనంత వృందావనేరతి శోభితమఖల పవిత్రాణాం పరమపవిత్రం ಛಿದ್ರುಪೈರನಂತ ನಿತ್ಯಮುಕ್ತೈರಭಿವ್ಯಾಪ್ತಮಾನಂದಮಯನಂತ ವಿಮಾನ ಜಲೈರಲಂಕೃತಮ ಮೆತ ತೇಜೋರಾಸ್ಯಂತರ್ಗತ ದಿವ್ಯತೇಜೋರಾಸಿ ವಿಶೇಷಮುಪಾಸಕಸ್ತ್ವೇವಮಾಕಾರಂ ತುಲಸಿ ವೈಕುಂಠಂ ಪ್ರವಿಶ್ಯ ತದಂತರ್ಗತ ದಿವ್ಯ ವಿಮಾನ ಪರಿಸ್ಥಿತಾಂ ಸರ್ವಪರಿಪೂರ್ಣಸ್ಯ ಮಹಾವಿಷ್ಣೋಃ ಸರ್ವಾಂಗೇಷು ವಿಹಾರಿಣೀ ನಿರತಿಸೇ ಸೌಂದರ್ಯ ಲಾವಣ್ಯಾಧಿದೇವತಾಂ ಬೋಧಾನಂದಮೇರನಂತ ನಿತ್ಯ ಪರಿಜನೆ ಪರಿಷೇವಿತಾಂ ಶ್ರೀಸಖೀಂ ತುಲಸಿಮೇವಂ ಲಕ್ಷ್ಮೀಂ ಧ್ಯಾತ್ವಾ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾನ್ ವಿಧಾಯ ವಿವಿಧೋಪಚಾರೇರಾರಾಧ್ಯ ಸ್ತುತ್ವಾ ಸ್ತೋತ್ರ ವಿಶೇಷಸ್ತಯಾಭಿಪೂಜಿತ ಸದನುಜಾತಶ್ಚೋಪರ್ಯು ಪರಿಗತ್ವಾ ಪರಮಾನಂದ ತರಂಗಿಣ್ಯಾಸ್ತೀರೇ ಗತ್ವಾ ತತ್ರ ಪರಿತೋವಸ್ಥಿತಾನ್ ಶುದ್ಧಬೋಧಾನದಮಯನಂತ ವೈಕುಂಠಾನವಲೋಕ್ಯ ನಿರತಿಸೇಯನಂದಂ ಪ್ರಾಪ್ಯ ತತ್ರೈತ್ಯೈಶ್ಚಿದ್ರೂಪೈ ಪುರಾಣಪುರುಷಶ್ಚಾಭಪೂಜಿತಸ್ತತೌ ಗತ್ವಾ ಗತ್ವಾ ಬ್ರಹ್ಮವನೇಷು ದಿವ್ಯಗಂಧಾನಂದಪುಷ್ಪವೃಷ್ಟಿಭಿಃ ಸಮನ್ವಿತೇಷು ದಿವ್ಯ ಮಂಗಲಾಲಯೇಷು ನಿರತಿಸೇಯನಂದಾಮೃತಸಾಗರೇಶ್ವಮಿತ ತೇಜೋ ರಾಸ್ಯಾಕಾರೇಷು ಕಲ್ಲೋಲವನ್ ಸಂಕುಲೇಷು ತಥೋನಂತ ಶುದ್ಧಬೋಧ ವಿಮಾನಜಾಲ ಸಂಕುಲಾನಂದಾಚಲ ಶ್ರೋಣೀಶುಪಾಸಕಸ್ತತ 6.11 ಶ್ರೀ ತುಲಸಿ ವೈಕುಂಠ ವರ್ಣನ ಪರಮ ಕಲ್ಯಾಣಂ ಅನಂತ ವಿಭವಂ ಅಮಿತ ತೇಜೋರಾಸಿ ಆಕಾರಂ ಪರಮ ಕಲ್ಯಾಣಮು ಅನಂತ ವಿಭವಮು ಅಮಿತ ತೇಜೋರಾಸಿ ಆಕಾರಮು ಅನಂತ ಬ್ರಹ್ಮ ತೇಜೋರಾಸಿ ಸಮಸ್ತ ಆಕಾರಂ ಚಿತ್ ಆನಂದಮಯ ಅನಂತ ಬ್ರಹ್ಮ ತೇಜೋರಾಸಿ ಸಮಸ್ತ ಆಕಾರಮು ಚಿತ್ ಆನಂದಮಯ ಅನೇಕ ಪ್ರಾಕಾರ ವಿಶೇಷೇಹ ಪರಿವೇಷ್ಟಿತಂ ಅಮಿತ ಬೋಧ ಆನಂದ ಅಚಲ ಉಪರಿ ಸ್ಥಿತಂ ಅನೇಕ ಪ್ರಾಕಾರ ವಿಶೇಷಮುಲಚೇ ಪರಿವೇಷ್ಟಿತಮು ಅಮಿತ ಬೋಧಾನಂದ ಅಚಲಮು ಪೈನವುನ್ನ ಬೋಧ ಆನಂದ ತರಂಗಿಣ್ಯಾಹ ಪ್ರವಾಹಯಃ ಅತಿ ಮಂಗಲಂ ಬೋಧ ಆನಂದ ತರಂಗಿಣುಲ ಪ್ರವಾಹಮುಚೇ ಅತಿ ಮಂಗಳಮು ನಿರತಿಸೇಯ ಆನಂದಯಃ ಅನಂತ ಬೃಂದಾವನೇಯಃ ಅಭಿಶೋಭಿತಂ ನಿರತಿಸೇಯ ಆನಂದಮಯಮು ಅನಂತ ಬೃಂದಾವನಮುಲಚೇ ಶೋಭಿತಮೈನದಿ ಅಖಿಲ ಪವಿತ್ರಾಣಾಂ ಪರಮ ಪವಿತ್ರಂ ಚಿತ್ರೂಪಯಃ ಅನಂತ ನಿತ್ಯ ಮುಕ್ತಯಃ ಅತಿ ಅಭಿವ್ಯಾಪ್ತಂ ಅಖಿಲ ಪವಿತ್ರಮುಲಲೋನು ಪರಮ ಪವಿತ್ರಮು ಚಿತ್ರೂಪುಲಚೇತ ಅನಂತ ನಿತ್ಯ ಮುಕ್ತುಲಚೇತ ವ್ಯಾಪ್ತಮೈನದಿ ಆನಂದಮಯ ಅನಂತ ವಿಮಾನ ಜಾಲೇಹ ಅಲಂಕೃತಂ ಆನಂದಮಯ ಅನಂತ ವಿಮಾನ ಜಾಲಮುಲಚೇ ಅಲಂಕೃತಮೈನದಿ ಅಮಿತ ತೇಜೋರಾಸಿ ಅಂತರ್ಗತ ದಿವ್ಯ ತೇಜೋರಾಸಿ ವಿಶೇಷಂ ಅಮಿತ ತೇಜೋರಾಸಿ ಯೊಕ್ಕ ಅಂತರ್ಗತ ದಿವ್ಯ ತೇಜೋರಾಸಿ ವಿಶೇಷಮುಲುಚೇ ಉಪಾಸಕಸ್ತ್ವ ಏವಂ ಆಕಾರಂ ತುಲಸಿ ವೈಕುಂಠಂ ಪ್ರವಿಶ್ಯ ಅಟ್ಟಿ ಆಕಾರಮು ಕಲಿಗಿನ ತುಲಸಿ ವೈಕುಂಠಮುನು ಆ ವಿಧಮುಗ ಉಪಾಸಕುಡು ಪ್ರವೇಶಿಂಚಿ ತತ್ ಅಂತರ್ಗತ ದಿವ್ಯ ವಿಮಾನ ಉಪರಿಸ್ಥಿತಾಂ ದಾನಿ ಲೋಪಲ ದಿವ್ಯ ವಿಮಾನಮು ಪೈನ ಸ್ಥಿತಿ ಕಲಿಗಿಯುನ್ನ ಸರ್ವ ಪರಿಪೂರ್ಣಸ್ಯ ಮಹಾವಿಷ್ಣೋಹ ಸರ್ವಾಂಗೇಷು ವಿಹಾರಿಣೀನ್ ಸರ್ವ ಪರಿಪೂರ್ಣುಡೈನ ಮಹಾವಿಷ್ಣುವು ಯೊಕ್ಕ ಸರ್ವಾಂಗಮುಲೆಯೆಂದು ವಿಹರಿಂಚು ನಿರತಿಸೆಯ ಸೌಂದರ್ಯ ಲಾವಣ್ಯ ಅಧಿದೇವತಾಂ ನಿರತಿಸೆಯ ಸೌಂದರ್ಯ ಲಾವಣ್ಯ ಅಧಿದೇವತನು ಬೋಧ ಆನಂದಮಯೇಹ ಅನಂತ ನಿತ್ಯ ಪರಿಜನೇಹ ಪರಿಸೇವಿತಾಂ ಬೋಧಾನಂದಮಯಿಲೇನವಾರು ಅನಂತ ನಿತ್ಯ ಪರಿಜನುಲಚೇ ಚಕ್ಕಗಾ ಸೇವಿಂಚಬಡು ಶ್ರೀಸಖೀಂ ತುಲಸೀಂ ಏವಂ ಲಕ್ಷ್ಮೀಂ ಧ್ಯಾತ್ವಾ ಶ್ರೀಸಖಿ ತುಲಸಿ ಲಕ್ಷ್ಮಿನಿ ಆ ವಿಧಮುಗಾ ಧ್ಯಾನಿಂಚಿ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾತ್ ವಿಧಾಯ ವಿವಿಧ ಉಪಚಾರಯಃ ಆರಾಧ್ಯ ಸ್ತುತ್ವಾ ಸ್ತೋತ್ರ ವಿಶೇಷಯಃ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಮುಲುಚೇಸಿ ವಿವಿಧ ಉಪಚಾರಮುಲಚೇ ಆರಾಧಿಂಚಿ ಸ್ತೋತ್ರ ವಿಶೇಷಮುಲಚೇ ಸ್ತುತಿಂಚಿ ತಯ ಅಭಿಪೂಜಿತಃ ತತ್ರತ್ರಯಃ ಚ ಅಭಿಪೂಜಿತಃ ತತ್ ಅನುಜ್ಞಾತಃ ಆಮೆಚೇ ಪೂಜಿಂಚಬಡಿ ಮರಿಯು ಅಕ್ಕಡಿ ವಾರಿಚೇ ಪೂಜಿಂಚಬಡಿ ವಾರಿಚೇ ಅನುಜ್ಞ ಪೊಂದಬಡಿ ಉಪರಿಪರಿ ಗತ್ವಾ ವಿಮಾನ ಪರಂಪರಾಸ್ವನಂತ ತೇಜ ಪರ್ವತ ರಾಜಶ್ವೇವಂ ಕ್ರಮೇಣ ಪ್ರಾಪ್ಯ ವಿದ್ಯಾನಂದಮಯೋಹ ಸಂಧಿಂ ತತ್ರಾಂಧತರಂಗಿಣ್ಯಾ ಪ್ರವಾಹೇಶು ಸ್ನಾತ್ವಾ ಬೋಧಾನಂದವನಂ ಪ್ರಾಪ್ಯ ಶುದ್ಧಬೋಧ ಪರಮಾನಂದಾನಂದಾಕಾರವನಂ ಸಂತತಾಮೂತ ಪುಷ್ಪವೃಷ್ಟಿಭಿ ಪರಿವೇಷ್ಟಿತಂ ಪರಮಾನಂದ ಪ್ರವಾಹೈರಭಿವ್ಯಾಪ್ತಂ ಮೂರ್ತಿಮದ್ಭ್ಯಃ ಪರಮಮಂಗಲೇಹ ಪರಮಕೌತುಕಮಪರಿಚ್ಛಿನ್ನಾನಂದ ಸಾಗರಾಕಾರಂ ಕ್ರೀಡಾನಂದ ಪರ್ವತೈರಭಿಶೋಭಿತಂ 6.12 ಬೋಧಾನಂದ ವನಮು ಚೇರಿಟ ಉಪರಿ ಉಪರಿ ಗತ್ವಾ ಪರಮಾನಂದ ತರಂಗಿಣ್ಯಾಹ ತೀರೇ ಗತ್ವಾ ಪೈಕಿ ಪೈಕಿ ವೆಳ್ಳಿ ಪರಮಾನಂದ ತರಂಗಿಣುಲ ತೀರಮುನಕು ವೆಳ್ಳಿ ತತ್ರ ಪರಿತೋ ಅವಸ್ಥಿತಾನ್ ಶುದ್ಧ ಬೋಧ ಆನಂದಮಯ ಅನಂತ ವೈಕುಂಠಾನ್ ಅವಲೋಕ್ಯ ಅಕ್ಕಡ ಅಂತಟಾ ಅವಸ್ಥಿತಮೈನ ಶುದ್ಧ ಬೋಧಾನಂದಮಯಮುಲೈನ ಅನಂತ ವೈಕುಂಠಮುಲನು ಅವಲೋಕಿಂಚಿ నిరతిశయ ఆనందం ప్రాప్య తత్రత్రయః చిత్రూపయః పురాణపురుషయః చాభ్యపూజితః నిరతిశయ ఆనందమును పొంది అక్కడ ఉన్న చిత్రూపులు మరియు పురాణపురుషులచే అభిపూజితులై తతో గత్వా గత్వా బ్రహ్మ వనేషు దివ్యగంధ ఆనంద పుష్పవృష్టిభ్యః సమన్వితేషు అక్కడ నుండి వెళ్లి వెళ్లి బ్రహ్మవనములందు దివ్యగంధ ఆనంద పుష్పవృష్టులతో కూడిన దివ్యమంగళాలయేషు నిరతిశయ ఆనంద అమృత సాగరేషు అమిత తేజోరాశి ఆకారేషు దివ్యమంగళములతో కూడిన నిరతిశయ ఆనంద అమృత సాగరమునందు అమిత తేజోరాశి ఆకారమునందు కల్లోలవన సంకులేషు తతో అనంత శుద్ధ బోధ విమాన జాల సంకుల ఆనంద అచల శ్రేణిషు ఆనందవన సమూహమునందు అటు నుండి అనంత శుద్ధ బోధ విమాన జాల సమూహ ఆనంద అచల శ్రేణులందు వెళ్ళి ఉపాసకః తత ఉపరి ఉపరి గత్వా విమాన పరంపరాసు ఉపాసకుడు అక్కడి నుండి పైకి పైకి వెళ్ళి విమాన పరంపరలందు అనంత తేజః పర్వతరాజుషు ఏవం క్రమేణ ప్రాప్య విద్య ఆనందమయోహ సంధిం అనంత తేజో పర్వత శ్రేణులందు ఆ విధముగా క్రమేణ విద్య ఆనందమయముల సంధిని పొంది తత్ర ఆనందతరణిణ్యాః ప్రవాహేషు స్నాత్వా బోధ ఆనందవనం ప్రాప్య అక్కడ ఆనంద తరంగిణుల ప్రవాహములందు స్నానము చేసి బోధానందవనము చేరును శుద్ధ బోధ పరమానంద ఆకారవనం సంతత అమృత పుష్పవృష్టిభ్యః పరివేష్టితం శుద్ధ బోధ పరమానంద ఆకారవనము ఎల్లప్పుడూ అమృత పుష్పవృష్టులచే పరివేష్టితమై పరమానంద ప్రవాహయః అభివ్యాప్తం మూర్తిమధ్యాః పరమమంగళేః పరమకౌతుకం పరమానంద ప్రవాహములచే అభివ్యాప్తమై మూర్తిమంతులైన పరమమంగళములచే పరమ సంతోషము అపరిచ్ఛిన్న ఆనంద సాగర ఆకారం క్రీడ ఆనంద పర్వతయః అభిశోభితం అపరిచ్ఛిన్న ఆనంద సాగర ఆకారమును క్రీడ ఆనంద పర్వతములచే అభిశోభితమై ఉండును తన్మధ్యే చ శుద్ధబోధానంద వైకుంఠం యదేవ బ్రహ్మ విద్యాపాద వైకుంఠం సహస్రానంద ప్రాకారే సముజ్వలతి అనంతానంద విమానజాల సంకులమనంత బోధసౌధ విశేషైరభితోనిసం ప్రజ్వలంతం క్రీడానంత మండప విశేషైర్విశేషితం బోధానందమయానంత పరమచ్ఛత్ర ధ్వజామరవితానతోరణైరలంకృతం పరమానంద వ్యూహైర్నిత్యముక్తైరభితస్తతమనంత దివ్యతేజపర్వత సమష్ట్యాకారం పరిచ్ఛిన్నానంత శుద్ధబోధానంత మండలం వాచామగోచరానంద బ్రహ్మతేజోరాశిమండలమాఖండల విశేషం శుద్ధానంద సమష్టిమండల విశేషమఖండచిద్ఘనానంద విశేషమేవం తేజోమండల విధం బోధానంద వైకుంఠం పాసక ప్రవిశ్య తత్రత్యేహ సర్వేరభపూజితః 6.13 బ్రహ్మ విద్యాపాద వైకుంఠ వర్ణన తత్మధ్యే చ శుద్ధ బోధ ఆనంద వైకుంఠం దాని బోధానంద వనము మధ్యలో శుద్ధ బోధ ఆనంద వైకుంఠము కలదు యత్ ఏవ బ్రహ్మ విద్యాపాద వైకుంఠం సహస్ర ఆనంద ప్రాకారేహ సముజ్వలతి అదే బ్రహ్మ విద్యాపాద వైకుంఠము సహస్ర ఆనంద ప్రాకారములచే చక్కగా జ్వలించును అనంత ఆనంద విమాన జాల సంకులం అదే అనంత ఆనంద విమాన జాల సమూహము అనంత బోధ సౌధ అభితో అనిసం ప్రజ్వలంతం అనంత బోధ సౌధము నిరంతర ప్రజ్వలంతము క్రీడా అనంత మండప విశేషేహ విశేషితం క్రీడా అనంత మండప విశేషములచే విశేషితము బోధ ఆనందమయ అనంత పరమ ఛత్ర ధ్వజ చామర వితాన తోరణేహ అలంకృతం బోధానందమయ అనంత పరమ ఛత్రము ధ్వజము చామరములచే విశాల తోరణములచే అలంకృతమైనది పరమానంద వ్యూహయః నిత్యముక్తయః అభితః తతం పరమానంద వ్యూహులైన క్రమములలో ఉన్న నిత్యముక్తులచే వ్యాప్తమైనది అనంత దివ్యతేజః పర్వత సమష్టి ఆకారం అనంత దివ్యతేజో రూప పర్వత సమష్టి ఆకారము కలది అపరిచ్ఛిన్న అనంత శుద్ధ బోధ ఆనంద మండలం అపరిచ్ఛిన్న అనంత శుద్ధ బోధ ఆనంద మండలము వాచాం అగోచరం ఆనంద బ్రహ్మ తేజోరాశి మండలం వాక్కునకు అగోచరము వర్ణింపశక్యము కానిది ఆనంద బ్రహ్మ తేజోరాశి మండలము అఖండ తేజో మండల విశేషం అఖండ తేజో మండల విశేషము శుద్ధ ఆనంద సమష్టి మండల విశేషం శుద్ధ ఆనంద సమష్టి మండల విశేషము అఖండ చిత్ ఘన ఆనంద విశేషం అఖండ చిత్ ఘన ఆనంద విశేషము ఏవం విధం బోధ ఆనంద వైకుంఠం ఉపాసకః ప్రవిశ్యే ఈ విధమైన బోధానంద వైకుంఠమును ఉపాసకుడు ప్రవేశించి తత్రత్రయః సర్వేః అభిపూజితః అక్కడ ఉన్న వారందరిచే బాగుగా పూజింపబడినవాడగును. పరమానందాచలో పర్యఖండ బోధవిమానం ప్రజ్వలతి, తదభ్యంతరే చిన్మయాసనం విరాజతే, తదుపరి విభాత్యఖండానందతేజోమండలం, తదభ్యంతరే సమాసీన మాదినారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధోపచారేః సుసంపూజ్య పుష్పాంజలిం సమర్ప్య స్తుత్వా స్తోత్రవిశేషేః స్వరూపేణావస్థితముపాసకమవలోక్య తముపాసక మాదినారాయణః స్వసింహాసనే సుసంస్థాప్య తద్వైకుంఠవాసిభిః సర్వైః సమన్వితః సమస్తమోక్షసామ్రాజ్య పట్టాభిషేకముద్దిశ్య మంత్రపుతైరపాసకమానందకలశైరభిషిచ్య దివ్యమంగళ మహావాద్యప్రసరం వివిధోపచారైరభ్యర్చ్య మూర్తిమద్భ్యః సర్వైః స్వచిహ్నైరలంకృత్య ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ త్వం బ్రహ్మాసి అహం బ్రహ్మాస్మి ఆవయోరంతరం న విద్యతే త్వమేవాహం అహమేవ త్వం ఇత్యభిధాయ త్యక్త్వాదినారాయణ స్థిరోదధే తదేత్యుపనిషత్. ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది పరమమోక్షమార్గస్వరూప నిరూపణం నామ షష్ఠోధ్యాయ ఆరు ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఆదినారాయణునితో ఏకత్వము పరమానంద అచల ఉపరి అఖండ బోధ విమానం ప్రజ్వలతి. పరమానంద అచలము పైన అఖండ బోధ విమానము ప్రజ్వలించును. తత్ అభ్యంతరే చిన్మయ ఆసనం విరాజతే దాని మధ్యలో చిన్మయ ఆసనము విరాజుల్లుచున్నది. తత్ ఉపరి విభాతి అఖండ ఆనంద తేజో మండలం దానిమీద అఖండ ఆనంద తేజో మండలం ప్రకాశించుచున్నది. తత్ అభ్యంతర సమాసీనం ఆదినారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ దాని మధ్యలో చక్కగా ఆసీనుడై ఉన్న ఆదినారాయణుని ధ్యానించి ప్రదక్షిణ నమస్కారమును చేసి వివిధ ఉపచారే హసు సంపూజ్య పుష్పాంజలిం సమర్ప్య స్తుత్వా స్తోత్ర విశేషయః వివిధ ఉపచారములచే బాగుగా పూజించి పుష్పాంజలి సమర్పించి స్తోత్ర విశేషములతో స్తుతించి స్వరూపేణ అవస్థితం ఉపాసకం అవలోక్యతం ఉపాసకం ఆదినారాయణః స్వసింహాసనేషు సంస్థాప్య తన స్వరూపముతో అవస్థితుడైన ఉపాసకుని అవలోకించి ఆదినారాయణుడు తన సింహాసనమునందు ఉపాసకుని సంస్థాపించి తత్ వైకుంఠవాసిభ్యః సర్వేః సమన్వితః సమస్త మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం ఉద్దిశ్య ఆ వైకుంఠవాసులు అందరితో కలిసి సమస్త మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకమును ఉద్దేశించి మంత్రపుతేః ఉపాసకం ఆనంద కలశేః అభిషిచ్య మంత్రపూర్వకముగా పవిత్రమైన ఆనంద కలశముతో ఉపాసకుని అభిషేకించి దివ్యమంగళ మహావాద్య పురస్సరం వివిధ ఉపచారయః అభ్యర్చ్య దివ్యమంగళ మహావాద్య పురస్సరముగా వివిధ ఉపచారములచే అర్చించి మూర్తిమధ్యః సర్వేః స్వచిహ్నేః అలంకృత్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ మూర్తిమంతమైన సమస్త చిహ్నములతో అలంకరించి ప్రదక్షిణ నమస్కారములు చేసి త్వం బ్రహ్మ అసి అహం బ్రహ్మ అస్మి ఆవయోః అంతరం న విద్యతే నీవు బ్రహ్మము నేను బ్రహ్మము ఇరువురికి భేదము లేదు. త్వం ఏవ అహం అహం ఏవ త్వం ఇతి అభిధాయేత్ ఉక్త్వ ఆదినారాయణః తిరోదధే నీవే నేను నేనే నీవు అని చెప్పి ఆదినారాయణుడు అంతర్ధానమయ్యెను. తత్ ఇతి ఉపనిషత్ ఇది ఈ ఉపనిషత్తు ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమమోక్ష మార్గ స్వరూప నిరూపణం నామ షష్ఠి అధ్యాయః. ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమమోక్ష మార్గ స్వరూప నిరూపణం పేరుతో ఉన్న ఆరవ అధ్యాయము. ఏడవ అధ్యాయము ఉత్తరకాండ. పరమమోక్షస్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం. అథోపాసకస్తదాజ్ఞ్యా నిత్యం గరుడమారుహ్య వైకుంఠవాసిభ్యః సర్వేః పరివేష్టితో మహాసుదర్శనం పురస్కృత్య విశ్వక్సేన పరిపాలితశ్చోపర్యుపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్య సర్వత్రావస్థితా బ్రహ్మానంద మయానంత వైకుంఠానవలోక్య నిరతిశయానంద సాగరో భూత్వాత్మారామానంద విభూతి పురుషానంతానవలోక్య తాన్ సర్వానుపచారే సమభ్యర్చ్య తయః సర్వైరభపూజిత శ్చోపాసకస్తత ఉపర్యుపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్యానంత దివ్యతేజ పర్వతేరలంకృతాన్ పరమానంద లహరీవన శోభితాన సంఖ్యాకానానంద సముద్రానతిక్రమ్య వివిధ విచిత్రానంత పరం తత్వ విభూతి సమష్టి విశేష పరమకౌతుకాన్ బ్రహ్మానంద విభూతి విశేషణతిక్రమ్యోపాసక పరమకౌతుకం ప్రాప. 7.1 బ్రహ్మానంద విభూతులు దర్శించుట. అథ ఉపాసక తదా ఆజ్ఞయ నిత్యగరుడం ఆరుహ్య వైకుంఠవాసిభ్యః సర్వయః పరివేష్టితో, అప్పుడు ఉపాసకుడు ఆయన ఆదినారాయణుని ఆజ్ఞచే నిత్యగరుడుని ఆరోహించి వైకుంఠవాసులు అందరితో పరివేష్టితుడై గరుడు యోగమునకు చిహ్నము అనగా ఇక్కడ ఉపాసకుడు యోగారూఢుడై సిద్ధిని పొందుచున్నాడు. మహాసుదర్శనం పురస్కృత్య విశ్వక్సిన పరిపాలితః చ ఉపరి ఉపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్య మహాసుదర్శనం పురస్కరించుకుని విశ్వక్సిన పరిపాలితుడు అగును మయ్యు ఇంకా పైపైకి వెళ్లి బ్రహ్మానంద విభూతిని పొంది సర్వత్ర అవస్థితాన్ బ్రహ్మానందమయాన్ అనంత వైకుంఠాన్ అవలోక్య నిరతిశయ ఆనంద సాగరో భూత్వా సర్వత్ర అవస్థితులైన బ్రహ్మానందమయములగు అనంత వైకుంఠములను అవలోకించి నిరతిశయ ఆనంద సాగరుడై ఆత్మారామ ఆనంద విభూతి పురుషాన్ అనంతాన్ అవలోక్యతాన్ సర్వ అనుపచారయః సమభ్యర్చ్య ఆత్మారామ ఆనంద విభూతి పురుషులను అనంతమైన వారిని అవలోకించి వారికి సర్వ అపచారములతో అర్చన చేసి త్రయః సర్వయః అభ్యపూజితః చ ఉపాసకః తత ఉపరి ఉపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్య వారందరిచేత అభ్యపూజితుడై ఉపాసకుడు మయి పైకి పైకి వెళ్లి బ్రహ్మానంద విభూతిని పొంది అనంత దివ్య తేజః పర్వతయః అలంకృతాన్ పరమానంద లహరి వన శోభితాన్ అనంత దివ్య తేజో పర్వతములచే అలంకరింపబడిన పరమానంద లహరితో ఉన్న వనములచే శోభితమై అసంఖ్యాక ఆనంద సముద్రాన్ అతిక్రమ్య అసంఖ్యాక ఆనంద సముద్రములను అతిక్రమించి వివిధ విచిత్ర అనంత పరమతత్వ విభూతి సమష్టి విశేషాన్ పరమకౌతుకాన్ వివిధ విచిత్ర అనంత పరమతత్వ విభూతి సమష్టి విశేషములను పరమకౌతుకములను బ్రహ్మానంద విభూతి విశేషాన్ అతిక్రమ్య ఉపాసకః పరమకౌతుకం ప్రాప బ్రహ్మానంద విభూతి విశేషములను అతిక్రమించి ఉపాసకుడు పరమ ఉత్సాహమును పొందును. తతః సుదర్శన వైకుంఠపురమాభాతి నిత్యమంగళమనంత విభవం సహస్రానంద ప్రకార పరివేష్టితమైత కుక్షిపలక్షిత మనంతోత్కటజ్వలధరమండలం నిరతిశయ దివ్యతేజోమండలం వృందార్క పరమానందం శుద్ధబుద్ధ స్వరూపమనంతానంద సౌదామిని పరమ విలాసం నిరతిశ్య పరమానంద ప్రావార మనంతైరానంద పురుషాశ్చిద్రూపైరధిష్ఠితం. 7.2 సుదర్శన వైకుంఠపురం. తతః సుదర్శన వైకుంఠపురం ఆభాతి. ఆ తరువాత అక్కడ సుదర్శన వైకుంఠపురం ప్రకాశించును. నిత్యమంగళం అనంత విభవం సహస్ర ఆనంద ప్రాకార పరివేష్టితం నిత్యమంగళము అనంత ఐశ్వర్యము సహస్ర ఆనంద ప్రాకార పరివేష్టితము అయిత కుక్షి ఉపలక్షితం అనంత ఉత్కటజ్వలధర మండలం అవధిలేని కుక్షి వంటి లక్షణము కలది అనంతమైన లోయ వలె ఉన్న అత్యధికమైన జ్వాలాచక్రము నిరతిశయ దివ్యతేజో మండలం బృందారక పరమానందం నిరతిశయ దివ్యతేజో మండలము బృందారక శ్రేష్టమైన పరమానందము శుద్ధ బుద్ధ స్వరూపం అనంత ఆనంద సౌదామని పరమవిలాసం శుద్ధ బుద్ధ స్వరూపము అనంత ఆనంద సౌదామని మేపు వంటి పరమ విలాసము నిరతిశయ పరమానంద ప్రావారాం నిరతిశయ పరమానంద సముద్రము అనంతయః ఆనంద పురుషయః చిద్రూపయః అధిష్ఠితం అనంతులు చిద్రూపులైన ఆనంద పురుషులచే అధిష్ఠితము అయి ఉన్నది తన్మధ్యే చ సుదర్శనం మహాచక్రం చరణం పవిత్రం వితతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతిపాప్మానమరాతిం తరేమ లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు ఐతారం జ్వలంతమైతారసమష్ట్యాకరం నిరతిశే విక్రమ విలాసమనంత దివ్యాయుధ దివ్యశక్తి సమష్టి రూపం మహావిష్ణోరనర్గల ప్రతాప విగ్రహమైతాయత కోటియోజన విశాలమనంత జ్వాలజాలేరలంకృతం సమస్త దివ్యమంగళనిదానమనంత దివ్యతీర్థానాం నిజమందిరమేవం సుదర్శనం మహాచక్రం ప్రజ్వలతి తస్య నాభిమండల సంస్థానే ఉపలక్ష్యతే నిరతిశయానంద దివ్యతేజోరాశ. 7.3 సుదర్శన మహాచక్రం తత్మధ్యే చ సుదర్శనం మహాచక్రం దాని సుదర్శన వైకుంఠపురం మధ్యలో సుదర్శన మహాచక్రం ఉన్నది. చరణం పవిత్రం విత్తతం పురాణం చరణం చక్రము పవిత్రమైనది పురాణమై వ్యాపించినది. ఏన పూతః తరతి దుష్కృతాని దేనిచే పునీతమయి చేసిన దుష్టకర్మల నుండి తరించునో తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానం అరాతిన్ తరేషు దాని పవిత్రత చే శుద్ధము పునీతము చేసి పాపము అను శత్రువును దాటింపజేయును. లోకస్య ద్వారం అచ్చిమత్ పవిత్రం జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్ లోకమునకు ద్వారము వంటిది బాగా వెలుగొందునది, పవిత్రమైనది, జ్యోతిమయమైనది, తేజోవంతమైనది, పులకింపజేయునది. అమృతస్య ధార బహుధా దోహమానం చరణం అమృతము యొక్క ధార బహు విధములుగా పితుకునది ఎగు చక్రము. నో లోకే సుధితాం దధాతు మాకు లోకమునందు సుస్థిరము కలుగజేయుగాక మా చిత్తచాంచల్యములను వదిలింపజేయుగాక. ఐతారం జ్వలంతం ఐతార సమష్టి ఆకారం ప్రకాశయుక్తము సమష్టి ఆకార యుక్తము నిరతిశయ విక్రమ విలాసం అనంత దివ్య ఆయుధ దివ్యశక్తి సమష్టి రూపం నిరతిశయ విక్రమ విలాసము అనంత దివ్య ఆయుధ దివ్యశక్తి సమష్టి రూపము మహావిష్ణోః అనర్గళ ప్రతాప విగ్రహం ఐతాయిత కోటి యోజన విశాలం. మహావిష్ణువు అనర్గళ ప్రతాప విగ్రహము కోటి యోజన విశాలము కలిగినది. అనంత జ్వాల జాలేహ అలంకృతం సమస్త దివ్యమంగళ నిదానం అనంత జ్వాల జాలములచే అలంకృతమైనది సమస్త దివ్య మంగళమూలము. అనంత దివ్య తీర్థానాం నిజమందిరం అనంత దివ్య తీర్థములకు సనాతన మందిరము. ఏవం సుదర్శనం మహాచక్రం ప్రజ్వలతి ఈ విధముగా సుదర్శన మహాచక్రము ప్రజ్వలించుచున్నది. తస్య నాభిమండల సంస్థానే ఉపలక్ష్యతే నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశ దాని యొక్క నాభిమండల సంస్థానమున ఉపలక్ష్యముగా టు బి అండర్స్టుడ్ బై ఇన్ఫరెన్స్ నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశి ఉన్నది. తన్మధ్యే చ సహస్రార చక్రం ప్రజ్వలతి తదఖండ దివ్యతేజోమండలాకారం పరమానంద సౌదామిని నిచయోజ్వలం. తదభ్యంతర సంస్థానే షట్సతార చక్రం ప్రజ్వలతి తస్యామిత పరమతేజ పరమవిహార సంస్థాన విశేషం విజ్ఞానఘన స్వరూపం. తదంతరాలే త్రిశతార చక్రం విభాతి తచ్చ పరమకళ్యాణ విలాస విశేషమనంత చిదాదిత్య సమష్ట్యాకరం. తదభ్యంతరే శతార చక్రమాభాతి తచ్చ పరమతేజోమండల విశేషం. తన్మధ్యే షష్ట్యర చక్రమాభాతి తచ్చ బ్రహ్మతేజ పరమ విలాస విశేషం. తదభ్యంతర సంస్థానే షట్కోణచక్రం ప్రజ్వలతి తచ్చాపరిచ్ఛిన్నానంత దివ్యతేజోరాశ్యాకరం. తదభ్యంతరే మహానందపదం విభాతి తత్కర్ణికాయాం సూర్యేందువహ్నమండలాని చిన్మయాని జ్వలంతి తత్రోపలక్ష్యతే నిరతిశే దివ్యతేజోరాశి. తదభ్యంతర సంస్థానే యుగపదుదిత నంతకోటిరవిప్రకాశ సుదర్శన పురుషో విరాజతే సుదర్శన పురుషో మహావిష్ణురేవ. 7.4 సుదర్శన పురుషుడి దర్శనము తత్మధ్యే చ సహస్రార చక్రం ప్రజ్వలతి దాని ఆ సుదర్శన మహాచక్రము మధ్యలో సహస్రార చక్రం వీల్ ఆఫ్ థౌజండ్ పెటల్స్ ప్రజ్వలిస్తోంది. తత్ అఖండ దివ్యతేజో మండల ఆకారం అది అఖండ దివ్యతేజో మండల ఆకారము. పరమానంద సౌదామని నిచయోహజ్వలం పరమానంద సౌదామని మిల్పుల సముదాయము వంటి జ్వలనము. తత్ అభ్యంతర సంస్థానే షట్శతార చక్రం ప్రజ్వలతి దాని మధ్య సంస్థానమున 600 ఆకులు గల చక్రము ప్రజ్వలించును. ఇక్కడ శుద్ధ జ్ఞానమునకు జ్వలనముతో పోలిక చూపబడుతోంది. తస్య అమిత పరమతేజ పరమ విహార సంస్థాన విశేషం విజ్ఞాన ఘన స్వరూపం దాని యొక్క అమిత పరమతేజస్సు పరమ విహార సంస్థాన విశేషము విజ్ఞాన ఘన స్వరూపము. తత్ అంతరాళే త్రిసతార చక్రం విభాతి, ఆ చక్రము మధ్యలో 300 ఆకులు గల చక్రము ప్రకాశించును. తచ్చ పరమ కళ్యాణ విలాస విశేషణం, మయ్యు అది పరమ కళ్యాణ విలాస విశేషణము. అనంతచిత్ ఆదిత్య సమష్టి ఆకారం, అనంతచిత్ ఆదిత్య సమష్టి ఆకారము. తత్ అభ్యంతరే సతార చక్రం ఆభాతి, దాని మధ్యలో 100 ఆకులు గల చక్రము భాసించుచున్నది. తచ్చ పరమ తేజో మండల విశేషం, మయ్యు అది పరమ తేజో మండల విశేషము. తత్ మధ్యచ షష్టి అర చక్రం ఆభాతి, దాని మధ్యన 60 ఆకుల చక్రము ప్రకాశించుచున్నది. తచ్చ బ్రహ్మతేజ పరమ విలాస విశేషం, మయ్యు అది బ్రహ్మతేజో పరమ విలాస విశేషము. తత్ అభ్యంతరం స్థానే షట్కోణ చక్రం ప్రజ్వలతి, దాని మధ్య స్థానమున 6 కోణముల చక్రము ప్రజ్వలించును. తచ్చ అపరిచ్ఛిన్న అనంత దివ్యతేజోరాశి ఆకారం, మయ్యు అది అపరిచ్ఛిన్న అనంత దివ్యతేజోరాశి ఆకారము. తత్ అభ్యంతరే మహానంద పదం విభాతి, దాని మధ్యమున మహా ఆనంద పదము భాసించుచున్నది. తత్కర్ణికాయాం సూర్య ఇందు వహ్నిమండలాని చిన్మయని జ్వలంతి, దాని కర్ణికయందు సూర్య చంద్ర ఇంద్ర మండలాలు చిన్మయములు జ్వలించుచున్నవి. తత్ర అపలక్ష్యతే నిరతిశయ దివ్యతేజోరాస, అక్కడ అపలక్ష్యముగా టు బి అండర్స్టుడ్ బై ఇన్ఫరెన్స్ నిరతిశయ దివ్యతేజోరాశి ఉన్నది. ఉపలక్ష్యముగా అనగా అది ప్రత్యక్షముగా చర్మచక్షువులతోనూ మనస్సుతోనూ దర్శించునది కాదు, కేవలము యోగ ఉపాసనా పరాకాష్ఠగా జ్ఞాననేత్రముతో అవలోకించి దర్శించవలసిన పదము. తత్ అభ్యంతర సంస్థానే యుగపదుదిత అనంత కోటి రవి ప్రకాశః సుదర్శన పురుషో విరాజతే, దాని మధ్య సంస్థానమున ఒకేసారి ఉదయించిన అనంత కోటి రవి ప్రకాశము గల సుదర్శన పురుషుడు విరాజిల్లును. సుదర్శన పురుషో మహావిష్ణుః, ఏవ ఆ సుదర్శన పురుషుడు మహావిష్ణువే. మహావిష్ణోః సమస్తాసాధారణ చిహ్న చిహ్నిత ఏవముపాసకః సుదర్శన పురుషాధ్యాత్వా వివిధోపచారేరారాధ్య ప్రదక్షిణ నమస్కారాన్ విధాయోపాసకస్తేనాభ్యపూజితస్తదనుజ్ఞాత శోపర్యుపరి గత్వా పరమానందమయనంత వైకుంఠానవలోక్యోపాసక పరమానందం ప్రాప. తత ఉపరి వివిధ విచిత్రానంతచిద్విలాస విభూతి విశేషానతిక్రమ్యానంత పరమానంద విభూతి సమష్టి విశేషానంత నిరతిశయానంత సముద్రానతిథ్యోపాసక క్రమేణాద్వైత సంస్థానం ప్రాప. 7.5 అద్వైత స్థానమును పొందుట. మహావిష్ణోః సమస్త అసాధారణ చిహ్న చిహ్నితః, మహావిష్ణువు సమస్త అసాధారణ చిహ్న చిహ్నితుడు, చిహ్నములచే సూచించుబడువాడు. ఏవం ఉపాసకః సుదర్శన పురుషం ధ్యాత్వా వివిధ అపచారయః ఆరాధ్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ, ఈ విధముగా ఉపాసకుడు సుదర్శన పురుషుని ధ్యానించి వివిధ ఉపచారములచే ఆరాధించి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఉపాసకః తేన అభిపూజితః తత్ అనుజ్ఞాతః ఉపరి ఉపరి గత్వా ఉపాసకుడు ఆయనచే ప్రతిపూజితుడై ఆయనచే అనుజ్ఞ పొందబడినవాడై ఇంకా పైకి పైకి వెళ్ళి పరమ ఆనందమయత్ అనంత వైకుంఠాత్ అవలోక్య ఉపాసకః పరమానందం ప్రాప. పరమ ఆనందమయులైన అనంత వైకుంఠములను అవలోకించి ఉపాసకుడు పరమానందమును పొందును. తత ఉపరి వివిధ విచిత్ర అనంతచిత్ విలాస విభూతి విశేషాన్ అతిక్రమ్య అటు పైన వివిధ విచిత్ర అనంతచిత్ విలాస విభూతి విశేషములను అతిక్రమించి అనంత పరమానంద విభూతి సమష్టి విశేషాన్ అనంత పరమానంద విభూతి సమష్టి విశేషములను అనంత నిరతిశయ ఆనంద సముద్రాత్ అతిథ్య ఉపాసకః క్రమేణ అద్వైత సంస్థానం ప్రాప. అనంత నిరతిశయ ఆనంద సముద్రములను దాటి ఉపాసకుడు క్రమేణ అద్వైత సంస్థానమును పొందును. కథమద్వైత సంస్థానం అఖండానందస్వరూప మనిర్వాచ్యమతిబోధసాగరమమితానంద సముద్రం విజాతీయ విశేష వివర్జితం సజాతీయ విశేష విశేషితం నిరవయవం నిరాధారం నిర్వికారం నిరంజనమనంత బ్రహ్మానంద సమష్టికందం పరమచిద్విలాస సమష్ట్యాకారం నిర్మలం నిరవద్యం నిరాశ్రయ మతినిర్మలానంతకోటరవి ప్రకాశేకస్ఫులింగమన దోపనిషదర్ధస్వరూపం ఖల ప్రమాణాతీతం మనోవాచాముగోచరం నిత్యముక్తస్వరూపమనాధార మాది మధ్యాంతశూన్యం కైవల్యం పరమం శాంతం సూక్ష్మతరం మహతో మహత్తరమ పరిమితానంద విశేషం శుద్ధబోధానంద విభూతి విశేషమనంతానంద విభూతి విశేష స్మష్టరూపమక్షరమనిర్దేశ్యం కూటస్థ మచలం ధ్రువమదిద్దేశకాలమంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య పరిపూర్ణం పరమయోగిభిర్విముగ్యం దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేదరహితం నిరంతరాభినవం నిత్యపరిపూర్ణం ఖండానందామూత విశేషం శాశ్వతం పరమం పదం నిరతిశయానందానంతతటిపర్వతాకార మద్వితీయం స్వయం ప్రకాశమనిశం జ్వలతి పరమానంద లక్షణపరిచ్ఛిన్నానంత పరంజ్యోతి శాశ్వతం సస్వద్విభాతి తదభ్యంతర సంస్థానేమితానందచిద్రూపాచల మఖండ పరమానంద విశేషం బోధానందమహోజ్వలం నిత్యమంగళమందిరం చిన్మథనావిర్భూతం చిత్సారమనంతాశ్చర్యసాగరమమితతేజోరాస్యంతర్గత తేజోవిశేషమనంతానంద ప్రవాహైరలంకృతం నిరతిశయానంద ప్రావారాకారం 7.6 అద్వైత స్థాన వర్ణన కథం అద్వైతం స్థానం అద్వైత స్థానము ఎట్లున్నది అనగా అఖండ ఆనందస్వరూపం అనిర్వాచ్యం అమిత బోధసాగరం అమిత ఆనంద సముద్రం అఖండ ఆనందస్వరూపము అనిర్వాచ్యము అమిత బోధసాగరము అమిత ఆనంద సముద్రము విజాతీయ విశేష వివర్జితం సజాతీయ విశేష విశేషితం విజాతీయ విశేష వివర్జితము సజాతీయ విశేష విశేషితము అనగా వేరు వేరుగా కనిపిస్తున్న వస్తు విషయముల భేద విశేషములన్నీ ఏకరూపము చెందు స్థానము ఒకే తీరుగనున్నవాటి విశేషముల మూలతత్వమైన స్థానము నిరవయవం నిరాధారం నిర్వికారం నిరంజనం నిరవయవము నిరాధారము నిర్వికారము నిరంజనము అనంత బ్రహ్మానంద సమష్టి కందం అనంత బ్రహ్మానంద సమష్టి కందము ద రూట్ ఆఫ్ ఎంటైరిటీ పరమచిత్ విలాస సమష్టి ఆకారం పరమచిత్ విలాస సమష్టి ఆకారము నిర్మలం నిరవద్యం నిరాశ్రయం నిర్మలము నిరవద్యము అనోబ్జెస్నెబల్ నిరాశ్రయము అతి నిర్మల అనంత కోటి విప్రకాశ ఏకస్ఫుట లింగం అతి నిర్మల అనంత కోటి విశేష ప్రకాశ ఏకస్ఫుట వికసించి విస్తరించిన లింగము చిహ్నము అనంత ఉపనిషత్ అర్ధస్వరూపం అఖిల ప్రమాణాతీతం అనంత ఉపనిషత్ అర్ధస్వరూపము అఖిల ప్రమాణాతీతము మనోవాచాం అగోచరం నిత్యముక్త స్వరూపం అనాధారం ఆది మధ్య అంతశూన్యం మనోవాక్కులకు అగోచరము నిత్యముక్త స్వరూపము అనాధారము ఆది మధ్య అంతములేనిది కైవల్యం పరమం శాంతం సూక్ష్మాత్ సూక్ష్మతరం మహతో మహత్తరం కైవల్యము పరమం శాంతము సూక్ష్మములలో అత్యంత సూక్ష్మము మహత్తు కంటే మహత్తరం అపరిమిత ఆనంద విశేషం శుద్ధబోధ ఆనంద విభూతి విశేషం అపరిమిత ఆనంద విశేషము శుద్ధబోధ ఆనంద విభూతి విశేషము అనంత ఆనంద విభూతి విశేష సమష్టి రూపం అనంత ఆనంద విభూతి విశేష సమష్టి రూపము అక్షరం అనిర్దేశ్యం కూటస్థం అచలం ధ్రువం అదిగ్దేశకాలం అక్షరము అనిర్దేశ్యము కూటస్థము అచలము ధ్రువము దిక్కులు దేశము కాలము లేనిది అంతర్బహ్యః చ తత్సర్వం వ్యాప్య పరిపూర్ణం అంతరమున మయ్యు బాహ్యమున తోచుచున్నదంతా వ్యాపించి పరిపూర్ణమై ఉన్నది పరమయోగిభ్యః విముగ్యం పరమయోగులచే అన్వేషింపబడినది దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేదరహితం దేశము స్పెస్ చేత కాలము టైమ్ చేత వస్తువు ఓబ్జెక్ట్ చేత పరిచ్ఛేదరహితము నిరంతర అభినవం నిత్య పరిపూర్ణం అఖండ అనంద అమృత విశేషం నిరంతరము క్రొత్తగా ఉండునది నిత్య పరిపూర్ణము అఖండ ఆనంద అమృత విశేషము శాశ్వతం పరమపదం నిరతిశయ ఆనంద అనంత తటిత్పర్వత ఆకారం శాశ్వతము పరమపదము నిరతిశయ ఆనంద అనంత నదీ పర్వత ఆకారము అద్వితీయం స్వయం ప్రకాశం అనిశం జ్వలతి అద్వితీయము స్వయం ప్రకాశము ఎల్లప్పుడూ ప్రకాశవంతమైనది పరమానంద లక్షణ అపరిచ్ఛిన్న అనంత పరంజ్యోతిః పరమానంద లక్షణ అపరిచ్ఛిన్న అనంత పరంజ్యోతి స్వరూపము శాశ్వతం శశ్వత్ విభాతి శాశ్వతము శాశ్వతముగా ప్రకాశించునది తత్ అభ్యంతర సంస్థానే అమిత ఆనంద చిత్రూప అచలం దాని మధ్యలో అమిత ఆనంద చిత్రూప అచలముగా సంస్థాపితమై ఉన్నది అఖండ పరమానంద విశేషం బోధానంద మహోజ్వలం నిత్య మంగళ మందిరం అఖండ పరమానంద విశేషము బోధ ఆనంద మహోజ్వలము నిత్య మంగళ మందిరము చిన్మథన ఆవిర్భూత చిత్సారం అనంత ఆశ్చర్య సాగరం అమిత తేజోరాశి అంతర్గత తేజో విశేషం చిన్మథన ఆవిర్భూత చిత్సారము అనంత ఆశ్చర్య సాగరము అమిత తేజోరాశి అంతర్గత తేజో విశేషము అనంత ఆనంద ప్రవాహయ అలంకృతం నిరతిశయ ఆనంద పరవార ఆకారం అనంత ఆనంద ప్రవాహములచే అలంకృతమైన నిరతిశయ ఆనంద సముద్ర ఆకారము వంటిది. నిరుపమ నిత్య నిరవధ్య నిరతిశయ నిరవధక తేజోరాశి విశేషం నిరతిశయానంద సహస్ర ప్రాకారేరలంకృతం శుద్ధబోధ సౌధావళి విశేషైరలంకృతం చిదానందమయనంత దివ్యారామై సుశోభితం సస్వదమిత పుష్పవృష్టిభి సమంతతః సంతతం తదేవ త్రిపాద్విభూతి వైకుంఠస్థానం తదేవ పరమకేవల్యం తదేవాబాధిత పరం తత్వం తదేవానంతో పనిషద్విమృగ్యం తదేవ పరమయోగిభిర్ముముక్షిభి సర్వైరాశాస్యమానం తదేవ సద్ఘనం తదేవ చిద్ఘనం తదేవానందఘనం తదేవ శుద్ధబోధ్ఘన విశేష మఖండానంద బ్రహ్మచైతన్యాధిదేవతాస్వరూపం సర్వాధిష్టానమద్వై పరబ్రహ్మ విహార మండలం నిరతిశయానంద తేజోమండలమద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణ పరమాధిష్టాన మండలం నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేషమండలమనంతపరం మూర్తి సమష్టి మండలం నిరతిశ్య పరమానందలక్షణ పరబ్రహ్మణ పరమమూర్తిపరం తత్వ విలాస విశేషమండలం బోధానందమయానంత పరమ విలాస విభూతి విశేషస్మష్టి మండలమనంత చిద్విలాస విభూతి విశేషస్మష్టి మండల మఖండ శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహం వాచామగోచరానంత శుద్ధబోధ విశేష విగ్రహమనంతానంద సముద్ర సమష్ట్యాకారమనంత బోధాచలైరధిష్ఠితం నిరతిశయానంద పరమ మంగళ విశేషస్మష్ట్యాకార మఖండాద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణ పరమమూర్తి పరమతేజపుంజపిండ విశేషం చిద్రూపాదిత్యమండలం ద్వాత్రింశద్వ్యూహభేదైరధిష్ఠితం వ్యూహభేదాశ్చ కేశవాదిచతుర్వింశతి సుదర్శనాదిన్యాసమంత్ర సుదర్శనాది యంత్రోద్ధారః అనంతగరుడ విశ్వక్సేనాశ్చ నిరతిశయానందాశ్చ ఆనందవ్యూహమధ్యే సహస్రకోటియోజనాయతోన్నత చిన్మయ ప్రాసాదం బ్రహ్మానందమ్య విమానకోటిభి రతిమంగళమనంతోపనిషదర్ధారామజాలసంకులం సామహంసకూజతైరతిశోభితమానందమయానంత శిఖరే రలంకృతం చిదానందర్శనేంహరేరభివ్యాప్తమఖండ నందతేజోరాస్యంతర్స్థతం 7.7 త్రిపాద్విభూతి వైకుంఠస్థానం వర్ణన నిరుపమ నిత్య నిరవధ్య నిరతిశయ నిరవధిక తేజోరాశి విశేషం నిరుపమ అనీక్వలబల్ నిత్య పర్మనెంట్ నిరవధ్య అన్బ్లెమెబల్ నిరతిశయ అన్సర్పాస్డ్ నిరవధిక అన్లిమిటెడ్ తేజోరాశి విశేషము నిరతిశయ ఆనంద సహస్ర ప్రాకారయ అలంకృతం నిరతిశయ ఆనంద సహస్ర ప్రాకారములచే అలంకృతమైనది. శుద్ధ బోధ సౌధావళి విశేషయ అలంకృతం శుద్ధ బోధ సౌధావళి విశేషములచే అలంకృతమైనది. చిదానందమయ అనంత దివ్య ఆరామయ సుశోభితం చిదానందమయ అనంత దివ్య ఆరామములుచే రమించు ప్రదేశములుచే సుశోభితము శశ్వత్ అమిత పుష్పవృష్టిభ్యః సమంతతః సంతతం శాశ్వత అమిత పుష్పవృష్టులచే అన్నివైపులా నిండినది. తత్ ఏవ త్రిపాద్విభూతి వైకుంఠస్థానం అదే త్రిపాద్విభూతి వైకుంఠస్థానము తత్ ఏవ పరమ కైవల్యం తత్ ఏవ అబాధిత పరమతత్వం అదే పరమ కైవల్యము అదే అబాధిత పరమతత్వము తత్ ఏవ అనంత ఉపనిషద్ విమృగ్యం అదే అనంత ఉపనిషత్తులచే శోధింపబడుచున్నది. తత్ ఏవ పరమ యోగిభ్యః ముముక్షుభ్యః సర్వయః ఆశాస్యమానం అదే సర్వ పరమ యోగులచే ముముక్షువులచే ఆశించబడేది. తత్ ఏవ సద్ఘనం తత్ ఏవ చిద్ఘనం తత్ ఏవ ఆనందఘనం అదే సద్ఘనం అదే చిద్ఘనం అదే ఆనందఘనం తత్ ఏవ శుద్ధ బోధఘన విశేషం అదే శుద్ధ బోధఘన విశేషం అఖండ ఆనంద బ్రహ్మచైతన్య అధిదేవతాస్వరూపం అఖండ ఆనంద బ్రహ్మచైతన్య అధిదేవతాస్వరూపము సర్వాధిష్టానం అద్వయ పరబ్రహ్మ విహార మండలం. సర్వాధిష్టానము అద్వయ పరబ్రహ్మ విహార మండలము. నిరతిశయ ఆనంద తేజోమండలం. నిరతిశయ ఆనంద తేజోమండలము అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమ అధిష్టాన మండలం. అద్వైత పరమానంద లక్షణమైన పరబ్రహ్మ యొక్క పరమ అధిష్టాన మండలము. నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేష మండలం. నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేష మండలము. అనంత పరమమూర్తి సమష్టి మండలం. అనంత పరమమూర్తి సమష్టి మండలము. నిరతిశయ పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమమూర్తి పరమతత్వ విలాస విశేష మండలం. నిరతిశయ పరమానంద లక్షణ పరబ్రహ్మ యొక్క పరమమూర్తి పరమతత్వ విలాస విశేష మండలము. బోధ ఆనందమయ అనంత పరమ విలాస విభూతి విశేష సమష్టి మండలం. బోధ ఆనందమయ అనంత పరమ విలాస విభూతి విశేష సమష్టి మండలము. అనంత చిత్ విలాస విభూతి విశేష సమష్టి మండలం. అనంత చిత్ విలాస విభూతి విశేష సమష్టి మండలము. అఖండ శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహం. అఖండ శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహము. వాచాం అగోచరం అనంత శుద్ధ బోధ విశేష విగ్రహం. వాక్కునకు అగోచరము అనంత శుద్ధ బోధ విశేష విగ్రహము. అనంత ఆనంద సుముద్ర సమష్టి ఆకారం. అనంత ఆనంద సుముద్ర సమష్టి ఆకారము. అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ. అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మము. పరమమూర్తి పరమతేజ పుంజపిండ విశేషం. పరమమూర్తి పరమతేజో పుంజపిండ విశేషము. చిత్ రూప ఆదిత్య మండలం. చిత్ రూప ఆదిత్య మండలము. ద్వాత్రింశత్ వ్యూహ భేదైః అధిష్ఠితం. 32 వ్యూహ భేదములచే అధిష్ఠితమైనది. వ్యూహ భేదాః చ కేశవాది చతుర్వింశతః సుదర్శనాది న్యాసమంత్రాః సదర్శనాది యంత్ర ఉద్ధారః అనంత గరుడ విశ్వక్సేనాః చ నిరతిశయ ఆనందాః చ మయ్యు. ఆ వ్యూహ భేదములు అనగా కేశవ మొదలగు 24 నామములు, సుదర్శన మొదలగు న్యాసమంత్రములు, సుదర్శన మొదలగు యంత్ర ఉద్ధారము, అనంతుడు, గరుడు మయ్యు విశ్వక్సేనుడు. ఆనంద వ్యూహ మధ్యే సహస్ర కోటి యోజనాయత ఉన్నత చిన్మయ ప్రసాదం. ఆనంద వ్యూహ మధ్యమున సహస్ర యోజన ప్రమాణము గల ఉన్నత చిన్మయ ప్రసాదము. బ్రహ్మానందమయ విమానకోటిభ్యః అతి మంగళం కోట్లాది బ్రహ్మానందమయ విమానములచే అతి మంగళము. అనంత ఉపనిషత్ అర్ధ ఆరామ జాల సంకులం. అనంత ఉపనిషత్ అర్ధ రమ్య జాల సమూహము. సామహంస కూజతయః అతి శోభితం సామహంస కూతలచే వేదగానముచే అతి శోభితము. ఆనందమయ అనంత శిఖరేయః అలంకృతం ఆనందమయ అనంత శిఖరములచే అలంకృతము. చిదానంద రస నిర్భరేయః అభివ్యాప్తం చిదానంద రసాధికములచే అభివ్యాప్తము. అమిత ఆనంద తేజోరాశి అంతరస్థితం అమిత ఆనంద తేజోరాశి అంతరమున స్థితము. అనంతానందాశ్చర్య సాగరం తదభ్యంతర సంస్థానేనంతకోటర విప్రకాశాతిశయ ప్రాకారం నిరతిశయానందలక్షణం ప్రణవాఖ్యం విమానం విరాజతే శతకోటి శిఖరైరానందమయే సముజ్వలతి తదంతరాలే బోధానందాచలో పర్యష్టాక్షరి మంటపో విభాతి తన్మధ్యే చిదానదమ్యవేదికానంద వనవిభూషిత తదుపరి జ్వలతి నిరతిశయానంద తేజోరాశి తదభ్యంతర సంస్థానేష్టాక్షరి పద్మవిభూషితం చిన్మయాసనం విరాజతే ప్రణవకర్ణికాయాం సూర్యేందు వహ్నిమండలాని చిన్మయాని జ్వలంతి తత్రాఖండానంద తేజోరాశ్యంతర్గతం పరం మంగళాకారమనంతాసనం విరాజతే తస్యోపరి చ మహాయంత్రం ప్రజ్వలతి నిరతిశయ బ్రహ్మానంద పరమమూర్తి మహాయంత్రం సమస్త బ్రహ్మ తేజోరాస సమష్టిరూపం చిత్స్వరూపం నిరంజనం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మణ పరమరహస్య కేవల్యం మహాయంత్రమయ పరమవైకుంఠనారాయణయంత్రం విజేతే తత్స్వరూపం కథమితి దేశికస్తథేతి హోవాచ 7.8 పరమ వైకుంఠ నారాయణ యంత్రం. అనంత ఆనంద ఆశ్చర్య సాగరం తత్ అభ్యంతర సంస్థానే అనంత ఆనంద ఆశ్చర్య సాగరము దాని మధ్య సంస్థానమున అనంత కోటి రవి ప్రకాశ అతిశయ ప్రాకారం నిరతిశయ ఆనంద లక్షణం. అనంత కోటి రవి ప్రకాశ అతిశయ ప్రాకారము నిరతిశయ ఆనంద లక్షణము. ప్రణవ ఆఖ్యం విమానం విరాజతే ప్రణవము అను విమానము విరాజిల్లును. శతకోటి శిఖరేహ ఆనందమయహ సముజ్వలతి. శతకోటి శిఖరములతో ఆనందమయమై గొప్ప ఉజ్వలమైనది. తత్ అంతరాళే బోధ ఆనంద అచల అపరి అష్టాక్షరి మంటపో విభాతి. ఆ విమాన అంతరమునందు బోధ ఆనంద అచలము పైన అష్టాక్షరి మంటపము భాసించుచున్నది. తత్ మధ్యే చిదానందమయ వేదిక ఆనందవనభూషిత మయ్యు దాని మధ్యన చిదానందమయ వేదిక ఆనందభూషితమై ఉన్నది. తత్ ఉపరి జ్వలతి నిరతిశయ ఆనంద తేజోరాశ దానిమీద నిరతిశయ ఆనంద తేజోరాశి జ్వలించుచున్నది. తత్ అభ్యంతర సంస్థానే అష్టాక్షరి పద్మ విభూషితం చిన్మయ ఆసనం విరాజతే. ఆ వేదిక మధ్య సంస్థానమున అష్టాక్షరి పద్మ విభూషితమగు చిన్మయ ఆసనం విరాజిల్లుచున్నది. ప్రణవ కర్ణికాయాం సూర్య ఇందువహ్ని మండలాని చిన్మయాని జ్వలంతి. ప్రణవ కర్ణికయందు సూర్య చంద్ర అగ్ని మండలాలు చిన్మయములు జ్వలించుచున్నవి. తత్ర అఖండ ఆనంద తేజోరాశి అంతర్గతం పరమ మంగళ ఆకారం అనంత ఆసన విరాజతే. అక్కడ అఖండ ఆనంద తేజోరాశి అంతర్గతమున పరమ మంగళ ఆకారమున అనంత ఆసనము విరాజిల్లును. తస్య ఉపరి చ మహాయంత్రం ప్రజ్వలతి దానిమీద మహాయంత్రము ప్రజ్వలించుచున్నది. నిరతిశయ బ్రహ్మానంద పరమమూర్తి మహాయంత్రం అది నిరతిశయ బ్రహ్మానంద పరమమూర్తి మహాయంత్రం. సమస్త బ్రహ్మ తేజోరాశి సమష్టరూపం చిత్స్వరూపం నిరంజనం. సమస్త బ్రహ్మ తేజోరాశి సమష్టరూపము చిత్స్వరూపము నిరంజనము. పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మణః పరమరహస్య కైవల్యం. పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మము యొక్క పరమరహస్య కైవల్యము. మహాయంత్రమయ పరమ వైకుంఠ నారాయణ యంత్రం విజయతే. మహాయంత్రమయ పరమ వైకుంఠ నారాయణ యంత్రం విజయముగా ఉన్నది. తత్స్వరూపం కథం ఇతి దేశికః తథా ఇతిహ ఉవాచ దాని స్వరూపము ఎట్టిది అనగా గురువు ఈ విధముగా చెప్పుచున్నాడు. ఆదౌ షట్కోణచక్రం తన్మధ్యే షట్దల పద్మం తత్కర్ణికాయాం ప్రణవ ఓమితి ప్రణవమధ్యే నారాయణబీజమితి తత్సాధ్యగర్భితం మమ సర్వాభీష్టసిద్ధిం కురుకురు స్వాహేతి. తత్పద్మదలేషు విష్ణును సింహస్తక్షర మంత్రౌ ఓం నమో విష్ణవే ఐం క్లీం శ్రీం హ్రీం క్ష్మౌం ఫట్. తద్దలకపోలేషు రామకృష్ణ షడక్షరమంత్రౌ రామ్ రామాయ నమః క్లీం కృష్ణాయ నమః. షట్కోణేషు సుదర్శన షడక్షరమంత్ర సహస్రార హూం ఫడితి. షట్కోణ కపోలేషు ప్రాణవయుక్త శవ పంచాక్షరమంత్ర ఓం నమః శివాయతి. తద్బహ్యః ప్రణవమాలాయుక్తం వృత్తం వృత్తాద్బహి రష్టదల పద్మం తేషు దళేషు నారాయణ నృసింహ అష్టాక్షరమంత్రౌ ఓం నమో నారాయణాయ. జయ జయ నరసింహ. తద్దల సంధిషు రామకృష్ణ శ్రీకరాష్టాక్షరమంత్ర ఓం రామాయ హూం ఫట్ స్వాహ. క్లీం దామోదరాయ నమః ఉత్తిష్ట శ్రీకర స్వాహ. తద్బహ్యః ప్రణవమాలాయుక్తం వృత్తం వృత్తద్బహిర్నవదల పద్మం తేషు దళేషు రామకృష్ణ హయగ్రీవనవాక్షరమంత్ర ఓం రామచంద్రాయ నమో. క్లీం కృష్ణాయ గోవిందాయ క్లీం హ్లౌం హయగ్రీవాయ నమో హ్లౌం. తద్దలకపోలేషు దక్షిణామూర్తిరీశ్వరం తద్బహి నారాయణబీజేక్తం వృత్తం వృత్తద్బహిర్దశదల పద్మం తేషు దళేషు రామకృష్ణం సాక్షరమంత్రౌ హుం జానకీ వల్లభాయ స్వాహ గోపీజనవల్లభాయ స్వాహ. తద్దల సంధిషు నృసింహమాలామంత్ర ఓం నమో భగవతే శ్రీమహానృసింహాయ కరాళదంష్టవదనాయ మమ విఘ్నాత్పచపచ స్వాహ. తద్బహిర్నృసింహాయ కాక్షరయుక్తం వృత్తం క్ష్మాం ఇత్యేకాక్షరం వృత్తాద్బహిర్ద్వాదశదల పద్మం తేషు దళేషు నారాయణ వాసుదేవద్వాదశాక్షరమంత్రౌ ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. తద్దలకపోలేషు మహావిష్ణు రామకృష్ణద్వాదశాక్షరమంత్రాశ్చ ఓం నమో భగవతే మహావిష్ణవే. ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః. తద్బహిర్జగన్మోహన బీజేక్తం వృత్తం క్లీం ఇతి వృత్తద్బహిశ్చతుర్దశదళపద్మం తేషు దళేషు లక్ష్మీనారాయణః గ్రీవగోపాలదధివామన మంత్రాశ్చ. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీవాసుదేవాయ నమః. ఓం నమః సర్వకోటి సర్వవిద్యారాజాయ క్లీం కృష్ణాయ గోపాలచూడామణయే స్వాహ. ఓం నమో భగవతే దధివామనాయ. ఓం తద్దలసంధిష్వన్న పూర్ణేశ్వరీ మంత్ర హ్రీం పద్మావతయన్న పూర్ణే మాహేశ్వరీ స్వాహ. తద్బహ్యః ప్రణవమాలాయుక్తం వృత్తం వృత్తాద్బహ్యః షోడశదళపద్మం తేషు దళేషు శ్రీకృష్ణ సుదర్శనషోడశాక్షరమంత్రౌ చ ఓం నమో భగవతే రుక్మిణీవల్లభాయ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. హుం ఫట్. తద్దలసంధిషు స్వరాః సుదర్శనమాలామంత్రాశ్చ ఆ ఐ ఈ ఊరురౌల్రౌల్రౌయే ఐ ఓ ఓ అం అహ. సుదర్శన మహాచక్రాయ దీప్తరూపాయ సర్వతో మాం రక్షరక్ష సహస్రార. హుం ఫట్ స్వాహ. తద్బహిర్వరాహ బీజేప్తం వృత్తం తద్ధుమితి వృత్తద్బహిరష్టాదశదళపద్మం తేషు దళేషు శ్రీకృష్ణవామనాష్టాదశాక్షరమంత్రౌ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. తద్దలకపోలేషు గరుడ పంచాక్షరి మంత్రౌ గరుడమాలామంత్రశ్చ క్షిప ఓం స్వాహ. ఓం నమః పక్షిరాజాయ సర్వవిషభూతరక్ష కృత్యాదిభేదనాయ సర్వేష్టసాధకాయ స్వాహ. తద్బహిర్మాయ బిజేప్తం వృత్తం వృత్తద్బహ్య పునరస్తదళపద్ తేషు దళేషు శ్రీకృష్ణవామనాష్టాక్షరమంత్రౌ ఓం నమో దామోదరాయ ఓం వామనాయ నమః. ఓం తద్దలకపోలేషు నీలకంఠ త్ర్యక్షరి గరుడ పంచాక్షరి మంత్రౌ చ ప్రేం రీం ఠహ నమోండజాయ. తద్బహిర్మన్మథ బీజేప్తం వృత్తం వృత్తద్బహిశ్చతుర్వింశతిదళపద్మం తేషు దళేషు శరణాగత నారాయణమంత్రౌ నారాయణః గ్రీవగాయత్రీ మంత్రౌ చ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. తద్దలకపోలేషు నూసింహసుదర్శన గాయత్రి మంత్రాశ్చ వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణంశ్చాయ ధీమహి తన్నో నూసింహః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే హేతురాజాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తద్బహిర్హై గ్రీవైకాక్షరిప్తం వృత్తం హ్లో సౌమితి వృత్తాద్బహిర్ద్వాత్రింశద్దళపద్మం తేషు దళేషు నూసింహహై గ్రీవానుష్టుభమంత్రౌ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నూసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఋగ్యజసమరుపాయ వేదాహరణకర్మణే ప్రణవోద్గితవపుషే మహాస్వసరసే నమః. తద్దలకపోలేషు రామకృష్ణానుష్టుభమంత్రౌ రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ మే. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. తద్బహ్యః ప్రణవసంపుటితాగ్నిబీజేప్తం వృత్తం ఓం రమోమితి వృత్తద్బహ్యః శత్రింశద్దళపద్మం తేషు దళేషు హయగ్రీవశత్రింసదక్షరమంత్ర పునస్తత్రింసదక్షరమంత్రశ్చ హంసః విశ్వోత్తీర్ణస్వరూపాయ చిన్మయానందరూపిణీ తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే సోహం హ్లాం ఓం నమో భగవతే హయగ్రీవాయ సర్వవాగీశ్వరేశ్వరాయ సర్వవేదమయాయ సర్వవిద్యాం మే దేహి స్వాహ. తద్దలకపోలేషు ప్రణవాదనమోంతాశ్చతుర్థ్యంతాః కేశవాదిచతుర్వింశతిమంత్రాశ్చ. అవశిష్టద్వాదశస్థానేషు రామకృష్ణగాయత్రీద్వయవణచతుష్టయమేకైకస్థలే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. తద్బహ్యః ప్రణవసంపుటితాంకుశబీజయుక్తం వృత్తం ఓం క్రోమితి. తద్బహ్యః పునర్వృత్తం తన్మధ్యే ద్వాదశకుక్షిస్థానాని సాంతరాలాని తేషు కౌస్తుభవనమాలా శ్రీవత్ససుదర్శనగరుడ పద్మ ధ్వజానంతసార్ణగదా శంఖనందకమంత్ర ప్రణవాది నమోంతాశ్చతుర్థ్యంతా క్రమేణ ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయ నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం గరుడాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం సర్గాయ నమః, ఓం గదాయై నమః, ఓం శంఖాయ నమః, ఓం నందకాయ నమః. తదంతరాలేషు ఓం విశ్వక్సేనాయ నమః, ఓమాచక్రాయ స్వాహ, ఓం విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం ధీచక్రాయ స్వాహ, ఓం సంచక్రాయ స్వాహ, ఓం జ్వాలచక్రాయ స్వాహ, ఓం క్రుద్ధోల్కాయ స్వాహ, ఓం మహోత్కాయ స్వాహ, ఓం వీర్యోల్కాయ స్వాహ, ఓం ద్యుల్కాయ స్వాహ, ఓం సహస్రోల్కాయ స్వాహ. ఇతి ప్రణవాది మంత్రాః. తద్బహ్యః ప్రణవసంపుటితగరుడ పంచాక్షరయుక్తం వృత్తం ఓం క్షిప ఓం స్వాహ. ఓం తచ్చ ద్వాదశ వజ్రయః సాంతరాలేరలంకృతం తేషు వజ్రేషు ఓం పద్మనిధయే నమః, ఓం మహాపద్మనిధయే నమః, ఓం గరుడనిధయే నమః, శంఖనిధయే నమః, ఓం మకరనిధయే నమః, ఓం కచ్చపనిధయే నమః, ఓం విద్యానిధయే నమః, ఓం పరమానందనిధయే నమః, ఓం మోక్షనిధయే నమః, ఓం లక్ష్మీనిధయే నమః, ఓం బ్రహ్మనిధయే నమః, ఓం శ్రీముకుందనిధయే నమః, ఓం వైకుంఠనిధయే నమః. తత్సంధిస్థానేషు ఓం విద్యాకల్పకతరవే నమః, ఓం ముక్తికల్పకతరవే నమః, ఓం ఆనందకల్పకతరవే నమః, ఓం బ్రహ్మకల్పకతరవే నమః, ఓం ముక్తికల్పకతరవే నమః, ఓం అమృతకల్పకతరవే నమః, ఓం బోధకల్పకతరవే నమః, ఓం విభూతికల్పకతరవే నమః, ఓం వైకుంఠకల్పకతరవే నమః. ఓం వేదకల్పకతరవే నమః. ఓం యోగకల్పకతరవే నమః. ఓం యజ్ఞకల్పకతరవే నమః. ఓం పద్మకల్పకతరవే నమః. తచ్చ శివగాయత్రీ పరబ్రహ్మమంత్రాణాం వనైర్వృత్తాకారేణ సంవేష్ట్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీయమన్నారాయణో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణపరం బ్రహ్మ నారాయణ నమోస్తుతే. తద్భహః ప్రణవసంపుటిత శ్రీబీజేప్తం వృత్తం. ఓం శ్రీమోమితి వృత్తాద్బహిశ్చత్వారింశద్దల పద్మం. తేషు దళేషు వ్యాహృతిసరసంపుటిత వేదగాయత్రీ పాదచతుష్టే సూర్యాష్టాక్షరమంత్రౌ. ఓం భువః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం. ఓం భర్గో దేవస్య ధీమహి. ఓం ధియో యో నః ప్రచోదయాత్. ఓం పరోరజసే సావదోం. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఓం ఘృణేః సూర్య ఆదిత్యః. తద్దల సంధిషు ప్రణవశ్రీబీజసంపుటితనారాయణబీజం సర్వత్ర. ఓం శ్రీమం శ్రీమోం. తద్బహిరష్టశూలాంకితభూచక్రం చక్రాంతశ్చక్షుద్దిక్షు హంససోహం మంత్రౌ ప్రణవసంపుటిత నారాయణాస్త్రమంత్రాశ్చ. ఓం హంసః సోహం. ఓం నమో నారాయణాయ హుం ఫట్. తద్బహ్యః ప్రణవమాలా సంయుక్తం వృత్తం. వృత్తాద్బహ్య పంచాశద్దల పద్మ. తేషు దళేషు మాతృకా పంచాశదక్షరమాలాలకారవర్జ్య. తద్దల సంధిషు ప్రణవశ్రీబీజ సంపుటితరామకృష్ణమాలామంత్రౌ. ఓం శ్రీమోం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్నవిశదాయ మధురప్రసన్నవదనాయ మితతేజసే బలాయ రామాయ విష్ణవే నమః. శ్రీమోం నమః కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిర్గలఛేదనాయ సర్వలోకాధపతయే సర్వజగన్మోహనాయ విష్ణవే కామితార్థదాయ స్వాహ శ్రీమోం. తద్బహిరష్టశూలాంకితభూచక్రం తేషు ప్రణవసంపుటిత మహానీలకంఠమంత్రవర్ణాని. ఆవుమ్మోం నమో నీలకంఠాయ. ఓం శూలాగ్రేషు లోకపాలమంత్రాః ప్రణవాదినమోంతాశ్చతుర్థ్యంతా క్రమేణ. ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం నిరృతయే నమః. ఓం వరుణాయ నమః. ఓం వాయువే నమః. ఓం సోమాయ నమః. ఓం ఈశానాయ నమః. తద్బహ్యః ప్రణవమాలాయుక్తం వృత్తత్రయం. తద్బహిర్భూపురచతుష్టయం చతుర్ద్వారయుతం చక్రకోణచతుష్టయ మహావజ్రవిభూషితం తేషు వజ్రేషు ప్రణవశ్రీబీజసంపుటితామూతబీజద్వయం. ఓం శ్రీం థం వం శ్రీమోమితి బహిర్భూపురవిధ్యాం. ఓం ఆధారశక్త్యై నమః. ఓం మూలప్రకృత్యై నమః. ఓం ఆదికూర్మాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పృథివ్యై నమః. మధ్యభూపురవిధ్యాం. ఓం క్షీరసముద్రాయ నమః. ఓం రత్నద్వీపాయ నమః. ఓం మణిమండపాయ నమః. ఓం శ్వేతఛత్రాయ నమః. ఓం కల్పకవృక్షాయ నమః. ఓం రత్నసింహాసనాయ నమః. ప్రథమభూపురవిధ్యామోం ధర్మజ్ఞానవైరాగ్యేస్వ ర్యాధర్మాజ్ఞానవైరాగ్యానే స్వర్యసత్వరజస్తమోమాయ విద్యానంతపద్మా ప్రణవాదనమోంతాశ్చతుర్థ్యంతా క్రమేణ. అంతవృత్తవిధ్యామోమనుగ్రహాయై నమః. ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే వాసుదేవాయ సర్వాత్మసంయోగ యోగపీఠాత్మనే నమః. వృత్తవకాశేషు బీజం ప్రాణం చశక్తిం చదృష్టిం వశ్యాదికం తథా మంత్రయంత్రాఖ్యగాయత్రీ ప్రాణస్థాపనమేవ చ. భూతదిక్పాలబీజాని యంత్రస్యాంగాని వై దశ మూలమంత్రమాలామంత్రకవచ దిగ్బంధనమంత్రాశ్చ. ఏవం విధమేతద్యంత్రం మహామంత్రమయం యోగధీరాంతయః పరమంత్రేరలంకృతం షోడశోపచారేరభ్యర్చితం జపహోమాదినా సాధితమేత్. 7.9 యంత్ర నిర్మాణము. ఆదో షట్కోణ చక్రం, తత్మధ్యే షట్ దళ పద్మం. మొదట 6 కోణముల ఏంజల్స్ చక్రము, దాని మధ్యమున 6 దళముల పద్మము. తత్కర్ణికాయాం ప్రణవః ఓం ఇతి, దాని కర్ణికల వర్టిసేస్ యందు ప్రణవము ఓం అని. ప్రణవ మధ్యే నారాయణ బీజం ఇతి, ప్రణవ మధ్యమున నారాయణ బీజము రా అని వ్రాసి. తత్సాధ్య గర్భితం మమ సర్వ అభీష్ట సిద్ధిం కురు కురు స్వాహ ఇతి, దాని సాధ్య గర్భితమున మమ సర్వ అభీష్ట సిద్ధిం కురు కురు స్వాహ అని. తత్పద్మదలేషు విష్ణు నృసింహ షడక్షరమంత్రౌ ఓం నమో విష్ణవే. ఐం క్లీం శ్రీం హ్రీం క్ష్మౌం ఫట్. ఆ పద్మదళముల యందు విష్ణు నృసింహ షట్ అక్షరమంత్రములు ఓం నమో విష్ణవే. ఐం క్లీం శ్రీం హ్రీం క్ష్మౌం ఫట్. తద్దల కపోలేషు రామకృష్ణ షడక్షరమంత్రౌ రామ్ రామాయ నమః. క్లీం కృష్ణాయ నమః. దాని దళ కపోలములందు రామకృష్ణ షట్ అక్షరమంత్రములు రామ్ రామాయ నమః. క్లీం కృష్ణాయ నమః. షట్కోణేషు సుదర్శన షడక్షరమంత్ర సహస్రార హుం ఫట్ ఇతి. షట్కోణములందు సదర్శన షట్ అక్షరమంత్రము సహస్రార హుం ఫట్ అని. షట్కోణ కపోలేషు ప్రణవయుక్త శివ పంచాక్షరమంత్ర ఓం నమః శివాయ ఇతి. షట్కోణ కపోలములందు ప్రణవ సహితముగా శివ పంచాక్షరమంత్రము ఓం నమః శివాయ అని. తద్బహేహ ప్రణవమాలాయుక్తం వృత్తం. దాని బాహ్యమున ప్రణవమాలాయుక్తముగా వృత్తము. వృత్తాత్ బహేహ అష్టదళ పద్మం వృత్తము. బయట అష్టదళ పద్మము. తేషు దళేషు నారాయణ నృసింహ అష్టాక్షరమంత్రౌ ఓం నమో నారాయణాయ. జయ జయ నరసింహ. వాటి దళములందు నారాయణ నృసింహ అష్టాక్షరమంత్రములు ఓం నమో నారాయణాయ. జయ జయ నరసింహ. తద్దల సంధిషు రామకృష్ణ శ్రీకర అష్టాక్షరమంత్రాః ఓం రామాయ హుం ఫట్ స్వాహ. క్లీం దామోదరాయ నమః. ఉత్తిష్ఠ శ్రీకర స్వాహ. ఆ దళముల సంధులయందు రామ కృష్ణ శ్రీకర అష్టాక్షరమంత్రములు ఓం రామాయ హుం ఫట్ స్వాహ. క్లీం దామోదరాయ నమః. ఉత్తిష్ఠ శ్రీకర స్వాహ. తద్బహేహ ప్రణవమాలాయుక్తం వృత్తం. దాని బయట ప్రణవమాలాయుక్తముగా వృత్తము. వృత్తాత్ బహేహ నవదళ పద్మం వృత్తము. బయట 9 దళముల పద్మము. తేషు దళేషు రామకృష్ణ హయగ్రీవ నవాక్షరమంత్రాః ఓం రామచంద్రాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ. క్లీం హ్లౌం హయగ్రీవాయ నమో హ్లౌం. వాటి దళములయందు రామ కృష్ణ హయగ్రీవ 9 అక్షరముల మంత్రములు ఓం రామచంద్రాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ. క్లీం హ్లౌం హయగ్రీవాయ నమో హ్లౌం. తద్దల కపోలేషు దక్షిణామూర్తి నవాక్షరమంత్ర ఓం దక్షిణామూర్తిః. ఈశ్వరం ఆయా దళ కపోలముల యందు దక్షిణామూర్తి 9 అక్షరముల మంత్రము ఓం దక్షిణామూర్తిః ఈశ్వరం. తద్బహేహ నారాయణ బీజయుక్తం వృత్తం. వృత్తాత్ బహేహ దశ దళ పద్మం. దాని బాహ్యమున నారాయణ బీజయుక్తముగా వృత్తము. వృత్తము వెలుపల 10 దళములతో పద్మము. తేషు దళేషు రామకృష్ణ దశాక్షరమంత్రౌ హుం జానకీ వల్లభాయ స్వాహ. గోపీజన వల్లభాయ స్వాహ. ఆ దళములయందు రామ కృష్ణ దశ అక్షరమంత్రములు హుం జానకీ వల్లభాయ స్వాహ. గోపీజన వల్లభాయ స్వాహ. తద్దల సంధిషు నృసింహమాలమంత్ర ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ. కరాళదంష్ట్రవదనాయ మమ విఘ్నాన్ పచ పచ స్వాహ. ఆ దళముల సంధులయందు నృసింహమాలమంత్రము ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ. కరాళదంష్ట్రవదనాయ మమ విఘ్నాన్ పచ పచ స్వాహ. తద్బహేహ నృసింహ ఏకాక్షరయుక్తం వాసుదేవ ద్వాదశాక్షరమంత్రౌ ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దాని బయట నృసింహ ఏకాక్షర శ్రౌం యుక్తము వాసుదేవ ద్వాదశాక్షర మంత్రములు ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తద్దల కపోలేషు మహావిష్ణు రామకృష్ణ ద్వాదశ మంత్రాః చ ఓం నమో భగవతే మహావిష్ణవే. ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః. ఆ దళ కపోలముల యందు మహావిష్ణు రామ కృష్ణ ద్వాదశ మంత్రములు. ఓం నమో భగవతే మహావిష్ణవే. ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః. తత్ బహేహ జగన్మోహన బీజయుక్తం వృత్తం క్లీం ఇతి వృత్తాత్ బహేహ చతుర్దశ దళ పద్మం దాని బాహ్యమున జగన్మోహన బీజయుక్త వృత్తము క్లీం అని వృత్తము బయట 14 దళములతో పద్మము. తేషు దళేషు లక్ష్మీనారాయణ హయగ్రీవ గోపాల దధి వామన మంత్రాః చ. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. ఓం నమః సర్వకోటి సర్వ విద్యారాజాయ క్లీం కృష్ణాయ గోపాల చూడామణయే స్వాహ. ఓం నమో భగవతే దధి వామనాయ. ఓం దాని దళములయందు లక్ష్మీనారాయణ హయగ్రీవ గోపాల దధి వామన మంత్రములు. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. ఓం నమః సర్వకోటి సర్వ విద్యారాజాయ క్లీం కృష్ణాయ గోపాల చూడామణయ స్వాహ. ఓం నమో భగవతే దధి వామనాయ. ఓం తత్ దళ సంధిషు అన్నపూర్ణేశ్వరీ మంత్రః. హ్రీం పద్మావతి అన్నపూర్ణే మహేశ్వరీ స్వాహ. దాని దళముల యందు అన్నపూర్ణేశ్వరీ మంత్రము. హ్రీం పద్మావతి అన్నపూర్ణే మహేశ్వరీ స్వాహ. తత్ బహేహ ప్రణవ మాలాయుక్తం వృత్తం వృత్తాత్ బహేహ షోడశ దళ పద్మం దాని బాహ్యమున ప్రణవ మాలాయుక్తముగా వృత్తము వృత్తము వెలుపల 16 దళములతో పద్మము. తేషు దళేషు శ్రీకృష్ణ సుదర్శన షోడశాక్షరమంత్రౌ చ. ఓం నమో భగవతే రుక్మిణి వల్లభాయ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. హుం ఫట్ దాని దళములయందు శ్రీకృష్ణ సుదర్శన 16 అక్షరముల మంత్రములు. ఓం నమో భగవతే రుక్మిణి వల్లభాయ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. హుం ఫట్ హుం ఫట్ చేయవాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము దుఃఖములను తొలగించువాడు. తత్ దళ సంధిషు స్వరాత్ సుదర్శన మాలా మంత్రాః చ. ఆ ఐ ఈ ఊరు రౌల ఈ ఏ ఐ ఓ ఓ మహా 16 సుదర్శన మహాచక్రాయ దీప్త రూపాయ సర్వతో మాం రక్ష రక్ష సహస్రార. హుం ఫట్ స్వాహ. ఆ దళముల సంధులయందు స్వరములతో సుదర్శన మాలా మంత్రములు. ఆ ఐ ఈ ఊరు రౌల ఈ ఏ ఐ ఓ ఓ మహా సుదర్శన మహాచక్రాయ దీప్త రూపాయ సర్వతో మాం రక్ష రక్ష సహస్రార. హుం ఫట్ స్వాహ. తత్ బహేహ వరాహ బీజయుక్తం వృత్తం హుం ఇతి వృత్తాత్ బహేహ అష్టాదశ దళ పద్మం దాని బాహ్యమున వరాహ బీజ హుం యుక్తముగా వృత్తము వృత్తము బయట 18 దళములతో పద్మము. తేషు దళేషు శ్రీకృష్ణ వామన అష్టాదశ అక్షరమంత్రౌ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. దాని దళములయందు శ్రీకృష్ణ వామన అష్టాదశ అక్షరమంత్రములు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహ. తత్ దళ కపోలేషు గరుడ పంచాక్షరమంత్రౌ గరుడ మాలా మంత్రః చక్షిప. ఓం స్వాహ. ఓం నమః పక్షిరాజాయ సర్వ విషభూతరక్షః కృతి ఆదిభేదనాయ సర్వ ఇష్ట సాధకాయ స్వాహ. ఆయా దళ కపోలముల ఎందు గరుడ పంచాక్షర మంత్రము మయు గరుడ మాలా మంత్రము క్షిప. ఓం స్వాహ. ఓం నమః పక్షిరాజాయ సర్వ విషభూతరక్షః కృతి ఆదిభేదనాయ సర్వ ఇష్ట సాధకాయ స్వాహ. తత్ బహేహ మాయా బీజయుక్తం వృత్తం వృత్తాత్ బహేహ పునః అష్ట దళ పద్మం దాని బాహ్యమున మాయా బీజయుక్తముగా వృత్తము వృత్తము బయట మరళ అష్ట దళ పద్మము. తేషు దళేషు శ్రీకృష్ణ వామన అష్టాక్షరమంత్రౌ ఓం నమో దామోదరాయ. ఓం వామనాయ నమ. ఓం దాని దళముల యందు శ్రీకృష్ణ వామన అష్టాక్షరమంత్రములు. ఓం నమో దామోదరాయ. ఓం వామనాయ నమ. ఓం తత్ దళ కపోలేషు నీలకంఠ త్ర్యక్షరి గరుడ పంచాక్షరి మంత్రౌ చ. ప్రేం హ్రీం థః. నమో అండజాయ దాని దళ కపోలముల యందు నీలకంఠ 3 అక్షరముల మయు గరుడ పంచాక్షరి మంత్రములు. ప్రేం హ్రీం థః. నమో అండజాయ తత్ బహ్యః మన్మథ బీజయుక్తం వృత్తం వృత్తాత్ బహ్యః చతుర్వింశతి దళ పద్మం దాని బాహ్యమున మన్మథ బీజ క్లీం యుక్తముగా వృత్తము వృత్తము బయట 24 దళములతో పద్మము తేషు దళేషు శరణగత నారాయణ మంత్రో నారాయణ హయగ్రీవ గాయత్రి మంత్రోచ్చ శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః ద్వయం ద్వయం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఆ దళముల యందు శరణాగత నారాయణ మంత్రము మయ్యు నారాయణ హయగ్రీవ గాయత్రి మంత్రములు శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః ద్వయం ద్వయం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. తత్ దళ కపోలేషు నృసింహ సుదర్శన బ్రహ్మ గాయత్రి మంత్రాః చ. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్టాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే హేతురాజాయ ధీమహి తం నః చక్రః ప్రచోదయాత్. తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. దాని దళ కపోలముల యందు నృసింహ సుదర్శన బ్రహ్మ గాయత్రి మంత్రములు వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్టాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే హేతురాజాయ ధీమహి తం నః చక్రః ప్రచోదయాత్. తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. తత్ బహ్యః హయగ్రీవ ఏకాక్షరయుక్తం వృత్తం లోహ సౌం ఇతి వృత్తాత్ బహ్యః ద్వాత్రింశత్ దళ పద్మం దాని బాహ్యమున హయగ్రీవ ఏకాక్షర బీజయుక్తముగా వృత్తము లోహ సౌం అని వృత్తము బయట 32 దళములతో పద్మము తేషు దళేషు నృసింహ హయగ్రీవ అనుష్ఠుభ మంత్రౌ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామి అహం ఋక్యజుః సమరూపాయ వేద అహరణ కర్మణే ప్రణవ ఉద్గీత వపుషే మహా అశ్వ శిరసే నమః. ఆ పద్మదళముల యందు అనుష్ఠుభ ఛందస్సులో నృసింహ హయగ్రీవ మంత్రములు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామి అహం ఋక్యజుః సమరూపాయ వేద అహరణ కర్మణే ప్రణవ ఉద్గీత వపుషే మహా అశ్వ శిరసే నమః. తత్ దళ కపోలేషు రామకృష్ణ అనుష్ఠుభ మంత్రౌ రామభద్ర మహేశ్వాస రఘువీర నూపసత్తమ భో దశాస్య అంతక అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే అదేహి మే తనయం కృష్ణ త్వాం అహం శరణం గతః. ఆ దళ కపోలములయందు అనుష్ఠుభ ఛందస్సులో రామ కృష్ణ మంత్రములు రామభద్ర మహేశ్వాస రఘువీర నూపసత్తమ భో దశాస్య అంతక అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే అదేహి మే తనయం కృష్ణ త్వాం అహం శరణం గతః. తత్ బహ్యః ప్రణవ సంపుటితాగ్ని బీజయుక్తం వృత్తం ఓం రం ఓం ఇతి వృత్తాత్ బహ్యః షట్ త్రింశత్ దళ పద్మం దాని బాహ్యమున ప్రణవముతో కూడి అగ్ని బీజయుక్తముగా వృత్తము ఓం రం ఓం అని వృత్తము బయట 36 దళములతో పద్మము తేషు దళేషు హయగ్రీవ షట్ త్రింశత్ అక్షరమంత్రః. ఆ దళముల యందు 36 అక్షరములతో హయగ్రీవ మంత్రము పునః అష్టత్రింశత్ అక్షరమంత్రః చ మరలా 38 అక్షరములతో ఈ క్రింది మంత్రము హంసః విశ్వ ఉత్తేన రూపాయ చిన్మయానందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే సో అహం లాం సాం ఓం నమో భగవతే హయగ్రీవాయ సర్వవాగీశ్వర ఈశ్వరాయ సర్వవేదమయాయ సర్వవిద్యాం మే దేహి స్వాహా హంసః విశ్వ ఉత్తీర్ణ రూపాయ చిన్మయానందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే సో అహం హ్లాం సాం ఓం నమో భగవతే హయగ్రీవాయ సర్వవాగీశ్వర ఈశ్వరాయ సర్వవేదమయ సర్వవిద్యా మే దేహి స్వాహ తద్దల కపోలేషు ప్రాణవాది నమో అంతః చతుర్థి అంతః కేశవాది చతుర్వింశతి మంత్రార్హ చ ఆ దళ కపోలముల యందు ప్రణవము ఓం ప్రారంభముగా నమో అంత్యముగా చతుర్థి విభక్తితో ఆయ రూపముగా కేశవ మొదలగు 24 మంత్రములు అవశిష్ట ద్వాదశ స్థానేషు రామకృష్ణ గాయత్రి ద్వయ వర్ణ చతుష్టయం ఏక స్థలే మిగిలిన 12 స్థానములందు రామ కృష్ణ గాయత్రి ద్వయవర్ణ పెర్ ఆఫ్ లెటర్స్ చతుష్టయముగా ఆ సెట్ ఆఫ్ 4 ఒక్కొక్క స్థలమున ఉంచవలెను. 1 ఓం కేశవాయ నమః, 2 ఓం నారాయణాయ నమః, 3 ఓం మాధవాయ నమః, 4 ఓం గోవిందాయ నమః, 5 ఓం విష్ణవే నమః, 6 ఓం మధుసూదనాయ నమః, 7 ఓం త్రివిక్రమాయ నమః, 8 ఓం వామనాయ నమః, 9 ఓం శ్రీధరాయ నమః, 10 ఓం హృషికేశాయ నమః, 11 ఓం పద్మనాభాయ నమః, 12 ఓం దామోదరాయ నమః, 13 ఓం సంకర్షణాయ నమః, 14 ఓం వాసుదేవాయ నమః, 15 ఓం ప్రద్యుమ్నాయ నమః, 16 ఓం అనిరుద్ధాయ నమః, 17 ఓం పురుషోత్తమాయ నమః, 18 ఓం అధోక్షజాయ నమః, 19 ఓం నారసింహాయ నమః, 20 ఓం అచ్యుతాయ నమః, 21 ఓం జనార్దనాయ నమః, 22 ఓం ఉపేంద్రాయ నమః, 23 ఓం హరయే నమః, 24 ఓం శ్రీకృష్ణాయ నమః. 1 ఓం కేశవాయ నమః, 2 ఓం నారాయణాయ నమః, 3 ఓం మాధవాయ నమః, 4 ఓం గోవిందాయ నమః, 5 ఓం విష్ణవే నమః, 6 ఓం మధుసూదనాయ నమః, 7 ఓం త్రివిక్రమాయ నమః, 8 ఓం వామనాయ నమః, 9 ఓం శ్రీధరాయ నమః, 10 ఓం హృషికేశాయ నమః, 11 ఓం పద్మనాభాయ నమః, 12 ఓం దామోదరాయ నమః, 13 ఓం సంకర్షణాయ నమః, 14 ఓం వాసుదేవాయ నమః, 15 ఓం ప్రద్యుమ్నాయ నమః, 16 ఓం అనిరుద్ధాయ నమః, 17 ఓం పురుషోత్తమాయ నమః, 18 ఓం అధోక్షజాయ నమః, 19 ఓం నారసింహాయ నమః, 20 ఓం అచ్యుతాయ నమః, 21 ఓం జనార్దనాయ నమః, 22 ఓం ఉపేంద్రాయ నమః, 23 ఓం హరయే నమః, 24 ఓం శ్రీకృష్ణాయ నమః. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తం నః కృష్ణః ప్రచోదయాత్. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తం నః కృష్ణః ప్రచోదయాత్. తత్ బహేహ ప్రణవ సంపుటిత అంకుశ బీజేప్తం వృత్తం ఓం క్రోం ఓం ఇతి ఆ పద్మము బయట ప్రణవముతో కూడి అంకుశ బీజయుక్తముగా ఓం క్రోం ఓం అని. తత్ బహేహ పునః వృత్తం దాని బయట మరలా వృత్తము. తత్ మధ్యే ద్వాదశ కుక్షి స్థానాని సా అంతరాళాని దాని మధ్యన అంతరాళములతో కూడి 12 కుక్షి స్థానములు. తేషు కౌస్తుభ వనమాలా శ్రీవత్స సుదర్శన గరుడ పద్మధ్వజ అనంత సారంగ గదా శంఖ నందక మంత్రాహ వాటి యందు కౌస్తుభ వనమాలా శ్రీవత్స సుదర్శన గరుడ పద్మ ధ్వజ అనంత సారంగ గదా శంఖ నందక మంత్రములు. ప్రణవాది నమో అంతః చతుర్థి అంతః క్రమేణ ప్రణవము ఓం ప్రారంభముగా నమో అంత్యముగా ఆయ చివరగా క్రమేణ ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయే నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం గరుడాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం సర్గాయ నమః, ఓం గదాయే నమః, ఓం శంఖాయ నమః, ఓం నందకాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయే నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం గరుడాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం సర్గాయ నమః, ఓం గదాయే నమః, ఓం శంఖాయ నమః, ఓం నందకాయ నమః, తత్ అంతరాళేషు దాని అంతరాళములయందు ఓం విశ్వక్సేనాయ నమః, ఓం అచక్రాయ స్వాహ, ఓం విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం ధీచక్రాయ స్వాహ, ఓం సంచక్రాయ స్వాహ, ఓం జ్వాలాచక్రాయ స్వాహ, ఓం క్రుద్ధోల్కాయ స్వాహ, ఓం మహోల్కాయ స్వాహ, ఓం వీర్యోల్కాయ స్వాహ, ఓం వ్యుల్కాయ స్వాహ, ఓం సహస్రోల్కాయ స్వాహ, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం అచక్రాయ స్వాహ, ఓం విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం ధీచక్రాయ స్వాహ, ఓం సంచక్రాయ స్వాహ, ఓం జ్వాలాచక్రాయ స్వాహ, ఓం క్రుద్ధోల్కాయ స్వాహ, ఓం మహోల్కాయ స్వాహ, ఓం వీర్యోల్కాయ స్వాహ, ఓం వ్యుల్కాయ స్వాహ, ఓం సహస్రోల్కాయ స్వాహ. ఇతి ప్రణవాది మంత్రాః. ఇవి ప్రణవాది ఓం ప్రారంభముతో కూడిన మంత్రములు. తత్ బహేః ప్రణవ సంపుటిత గరుడ పంచాక్షరయుక్తం వృత్తం ఓం క్షిప ఓం స్వాహ ఓం దాని వృత్తము. బయట ప్రణవముతో కూడి గరుడ పంచాక్షర బీజయుక్తముగా ఓం క్షిప ఓం స్వాహ ఓం అని. తచ్చ ద్వాదశ వజ్రేహ స అంతరాలేహ అలంకృతం తేషు వజ్రేషు. అది 12 వజ్రములతో అంతరాళములతో కూడి అలంకృతమైనది. ఆ వజ్రములయందు ఓం పద్మనిధే నమః, ఓం మహాపద్మనిధే నమః, ఓం గరుడ నిధే నమః, ఓం శంఖ నిధే నమః, ఓం మకర నిధే నమః, ఓం కచ్చప నిధే నమః, ఓం విద్యా నిధే నమః, ఓం పరమానంద నిధే నమః, ఓం మోక్ష నిధే నమః, ఓం లక్ష్మీ నిధే నమః, ఓం బ్రహ్మ నిధే నమః, ఓం వైకుంఠ నిధే నమః, ఓం పద్మ నిధే నమః, ఓం మహాపద్మ నిధే నమః, ఓం గరుడ నిధే నమః, ఓం శంఖ నిధే నమః, ఓం మకర నిధే నమః, ఓం కచ్చప నిధే నమః, ఓం విద్యా నిధే నమః, ఓం పరమానంద నిధే నమః, ఓం మోక్ష నిధే నమః, ఓం లక్ష్మీ నిధే నమః, ఓం బ్రహ్మ నిధే నమః, ఓం వైకుంఠ నిధే నమః. తత్ సంధిస్థానేషు వాటి అంతరాళముల సంధిస్థానములయందు ఓం విద్యా కల్పకతరవే నమః, ఓం ఆనంద కల్పకతరవే నమః, ఓం బ్రహ్మ కల్పకతరవే నమః, ఓం ముక్తి కల్పకతరవే నమః, ఓం అమృత కల్పకతరవే నమః, ఓం బోధ కల్పకతరవే నమః, ఓం విభూతి కల్పకతరవే నమః, ఓం వైకుంఠ కల్పకతరవే నమః, ఓం వేద కల్పకతరవే నమః, ఓం యోగ కల్పకతరవే నమః, ఓం యజ్ఞ కల్పకతరవే నమః, ఓం పద్మ కల్పకతరవే నమః, ఓం విద్యా కల్పకతరవే నమః, ఓం ఆనంద కల్పకతరవే నమః, ఓం బ్రహ్మ కల్పకతరవే నమః, ఓం ముక్తి కల్పకతరవే నమః, ఓం అమృత కల్పకతరవే నమః, ఓం బోధ కల్పకతరవే నమః, ఓం విభూతి కల్పకతరవే నమః, ఓం వైకుంఠ కల్పకతరవే నమః, ఓం వేద కల్పకతరవే నమః, ఓం యోగ కల్పకతరవే నమః, ఓం యజ్ఞ కల్పకతరవే నమః, ఓం పద్మ కల్పకతరవే నమః. తచ్చ శివగాయత్రీ పరబ్రహ్మ మంత్రాణం వణేహ వృత్తికారణ సంవేష్ట్య తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీమన్నారాయణో జ్యోతః ఆత్మా నారాయణః పరః. నారాయణ పరంబ్రహ్మ నారాయణ నమోహస్తుతే. శివగాయత్రి పరబ్రహ్మ మంత్రముల వణములతో వృత్తాకారముగా చుట్టవలెను. తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీమన్నారాయణో జ్యోతః ఆత్మా నారాయణః పరః. నారాయణ పరంబ్రహ్మ నారాయణ నమోహస్తుతే. తత్ బహేః ప్రణవ సంపుటిత శ్రీ బీజయుక్తం వృత్తం ఓం శ్రీం ఓం ఇతి వృత్తాత్ బహేః చత్వారింశత్ దళ పద్మం. ఆ వృత్తము బయట ప్రణవముతో కూడి శ్రీ బీజయుక్తముగా వృత్తము ఓం శ్రీం ఓం అని. వృత్తమునకు బయట 40 దళముల పద్మము. తేషు దళేషు వ్యాహృతి శిరసః సంపుటిత వేదగాయత్రీ పాదచతుష్టయ సూర్య అష్టాక్షరీ మంత్రో. ఆ పద్మదళముల యందు వ్యాహృతులు భూః భువః సువః మహః జనః తపః సత్యం శిరస్సు. దానితో కూడి వేదగాయత్రీ పాదచతుష్టయ సూర్య అష్టాక్షరీ మంత్రము ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సవితుః వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ఓం ధియో యో నః ప్రచోదయాత్ ఓం పరోరజసే సావద ఓం ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భోః భువః సువః ఓం ఓం ఘృణ్యః సూర్య ఆదిత్యః ఓం భువః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సవితుః వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ఓం ధియో యో నః ప్రచోదయాత్ ఓం పరోరజసే సావద ఓం ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూః భువః సువః ఓం ఓం ఘృణ్యః సూర్య ఆదిత్యః తద్దల సంధిషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత నారాయణ బీజం సర్వత్ర ఓం శ్రీం అం శ్రీం ఓం ఆ దళముల సంధులయందు సర్వత్రా ప్రణవ శ్రీ బీజముతో కూడి నారాయణ బీజములు ఓం శ్రీం అం శ్రీం ఓం తత్ బహేః అష్టశూల అంకిత భూచక్రం చక్రాంతః చతుః దిక్షు హంసః సో అహం మంత్రౌ ప్రణవ సంపుటితౌ నారాయణాస్త్ర మంత్రః చ ఆ పద్మము బాహ్యమున అష్టశూలములతో భూచక్రమును చక్రము లోపల నాలుగు దిక్కులందు హంసః అనగా అహం సహ సోహం ఈ మంత్రములను మయ్యు ప్రణవముతో కూడి నారాయణాస్త్ర మంత్రము ఓం హంసః సోహం ఓం ఓం నారాయణాయ హుం ఫట్ ఓం హంసః సోహం ఓం ఓం నారాయణాయ హుం ఫట్ తత్ బహేః ప్రణవ మాలా సంయుక్తం వృత్తం వృత్తాత్ బహేః పంచాశత్ దళ పద్మం ఆ భూచక్రము బాహ్యమున ప్రణవ మాలా సంయుక్తముగా వృత్తము వృత్తము బాహ్యమున యాభై యాభై దళములతో పద్మము తేషు దళేషు మాతృక పంచాశత్ అక్షరమాలకార వజ్య ఆ పద్మదళముల యందు యాభై మాతృకలతో అక్షరమాలను లకారము లేకుండా తద్దల సంధిషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత రామకృష్ణ మాల మంత్రో ఆ దళముల సంధుల యందు ప్రణవ శ్రీ బీజముతో కూడి రామ కృష్ణ మాల మంత్రములు ఓం శ్రీం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః ఓం శ్రీం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః శ్రీం ఓం ఓం శ్రీం ఓం నమః కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిర్గలహఛేదనాయ సర్వలోక అధిపతయే సర్వ జగన్మోహనాయ విష్ణవే కామితార్థదాయ స్వాహా శ్రీం ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం నమః కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిర్గలహఛేదనాయ సర్వలోక అధిపతయే సర్వ జగన్మోహనాయ విష్ణవే కామితార్థదాయ స్వాహా శ్రీం ఓం తత్ బహేః అష్టశూల అంకిత భూచక్రం ఆ పద్మము బాహ్యమున అష్టశూలములతో భూచక్రమును తేషు ప్రణవ సంపుటిత మహానీలకంఠ మంత్రవర్ణాని ఓం ఓం నమో నీలకంఠాయ ఓం వాటిలో ప్రణవముతో కూడి మహానీలకంఠ మంత్రవర్ణములు ఓం ఓం నమో నీలకంఠాయ ఓం శూలాగ్రేషు లోకపాల మంత్రాః శూలముల మొదలు యందు లోకపాల మంత్రములు ప్రణవ ఆది నమో అంతః చతుర్థి అంతః క్రమేణ ప్రణవము ఓం ప్రారంభముగా నమో అంత్యముగా చతుర్థి విభక్తితో ఆయ రూపముగా క్రమేణ ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరృతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం సోమాయ నమః ఓం ఈశానాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరృతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం సోమాయ నమః ఓం ఈశానాయ నమః తత్ బహేః ప్రణవమాలాయుక్తం వృత్తత్రయం దాని పద్మము బయట ప్రణవమాలాయుక్తముగా మూడు వృత్తములు తత్ బహేః భూపుర చతుష్టయం చతుర్ద్వారితం దాని బయట భూపుర పార్ట్ ఆఫ్ అ డయాగ్రామ్ చతుష్టయము సెట్ ఆఫ్ ఫోర్ నాలుగు ద్వారములు ఉండునది చక్రకోణ చతుష్టయం మహావజ్ర విభూషితం చక్రకోణ చతుష్టయము మహావజ్ర విభూషితం తేషు వజ్రేషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత అమృత బీజద్వయం ఓం శ్రీం ఠం వం శ్రీం ఓం ఇతి ఆ వజ్రములందు ప్రణవ శ్రీ బీజముతో కూడి అమృత బీజద్వయము ఓం శ్రీం ఠం వం శ్రీం ఓం అని బహేహ భూపుర వీథ్యాం ఓం ఆధార శక్తే నమః ఓం మూల ప్రకృత్యై నమః ఓం ఆదికూర్మాయ నమః ఓం అనంతాయ నమః ఓం పృథివ్యై నమః నాలుగింటిలో బాహ్యమున భూపుర వీథి యందు ఓం ఆధారశక్తయే నమః, ఓం మూల ప్రకృత్యే నమః, ఓం ఆదికూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం పృథివ్యై నమః, మధ్య భూపుర వీథ్యాం ఓం క్షీర సముద్రాయ నమః, ఓం రత్నద్వీపాయ నమః, ఓం రత్నమంటపాయ నమః, ఓం శ్వేతః ఛత్రాయ నమః, ఓం కల్పకవృక్షాయ నమః, ఓం రత్నసింహాసనాయ నమః. నాలుగింటిలో మధ్య భూపుర వీధి యందు ఓం క్షీర సముద్రాయ నమః, ఓం రత్నద్వీపాయ నమః, ఓం రత్నమంటపాయ నమః, ఓం శ్వేతః ఛత్రాయ నమః, ఓం కల్పకవృక్షాయ నమః, ఓం రత్నసింహాసనాయ నమః. ప్రథమ భూపుర వీథ్యాం ఓం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్య సత్వరజ తమో మాయా విద్య అనంత పద్మాః ప్రథమ భూపుర వీథి యందు ఓం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్య సత్వ రజ తమో మాయా విద్య అనంత పద్మములు. ప్రణవ ఆది నమో అంతః చతుర్థి అంతః క్రమేణ ప్రణవము ఓం ప్రారంభముగా నమో అంత్యముగా చతుర్థి విభక్తితో ఆయ రూపముగా క్రమేణ. బాహ్యవృత్త వీథ్యాం విమల ఉత్కర్షిణీ జ్ఞానక్రియా యోగాః బాహ్యవృత్త వీథి యందు విమల ఉత్కర్షిణీ జ్ఞాన క్రియా యోగములు. ప్రవ్యహ సత్య ఈశానః ప్రణవ ఆది నమో అంతః చతుర్థి క్రమేణ ప్రహ్వీ శక్తి సత్య ఈశానులు ప్రణవము ఓం ప్రారంభముగా నమో అంత్యముగా చతుర్థి విభక్తితో ఆయ రూపముగా క్రమేణ. అంతర్వృత్త వీథ్యాం ఓం అనుగ్రహాయే నమః, ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే వాసుదేవాయ సర్వాత్మ సంయోగ పీఠాత్మనే నమః. అంతర్వృత్త వీథి యందు ఓం అనుగ్రహాయే నమః, ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే వాసుదేవాయ సర్వాత్మ సంయోగ పీఠాత్మనే నమః. వృత్త అవకాశేషు బీజం ప్రాణం చ శక్తిం చ దృష్టిం వస్య ఆదికం తథా మంత్ర యంత్ర ఆఖ్య గాయత్రి ప్రాణస్థాపనం ఏవ చ భూత దిక్పాల బీజాని యంత్రస్య అంగాని వై దశ మూలమంత్ర మాలామంత్ర కవచ దిక్బంధన మంత్రాః చ వృత్తములో అవకాశమున్నచోట బీజము ప్రాణము శక్తిని దృష్టిని వశ్యము మొదలైనవి. అదే విధముగా మంత్రగాయత్రి యంత్రగాయత్రి ప్రాణస్థాపన చేసి భూత దిక్పాల బీజములను యంత్రం యొక్క పది అంగములను మూలమంత్రము మాలామంత్రము కవచము మరియు దిక్బంధన మంత్రములు ఏవం విధం ఏతత్ యంత్రం మహామంత్రమయం ఈ విధముగా ఈ యంత్రము మహామంత్రమయము. యోగధీర అంతయః పరమంత్రయః అలంకృతం యోగధీర అంతములతో పరమంత్రముల అలంకృతమై షోడశ ఉపచారయః అభ్యర్చితం జపహోమాదినా సాధితం పదహారు ఉపచారములచే అర్చితమై జపము హోమము మొదలైనవాటిచే సాధించబడినది. ఏతద్యంత్రం శుద్ధ బ్రహ్మతేజోమయం సర్వభయంకరం సమస్తదురితక్షికరం సర్వాభీష్ట సంపాదకం సాయుజ్యముక్తిప్రదమే తత్పరమవైకుంఠ మహానారాయణయంత్రం ప్రజ్వలతి తస్యోపరి చ నిరతిశయానంద తేజోరాస్యభ్యంతరసమాసీనం వాచామగోచరానంద తేజోరాస్యాకారం చిత్సారా విభూతానంద విగ్రహం బోధానంద స్వరూపం నిరతిశయ సౌందర్యప్రావారం తురీయస్వరూపం తురీయాతీతం చాద్వైత పరమానంద నిరంతరాతి తురియ నిరతిశయ సౌందర్యానంద ప్రావారం లావణ్యవాహిని కల్లోలతటిద్భాసురం దివ్యమంగళ విగ్రహం మూర్తిమధ్యాః పరం మంగళైర్పసేవ్యమానం చిదానందమైరనంతకోటర విప్రకాశైరనంతభూషణైరలంకృతం సుదర్శన పాంచజన్య పద్మగదాశిసర్గముసల పరిఘాద్యై శ్చిన్మయరణికాయుధగణైర్మూర్తిమద్భి సుసేవితం. బాహ్యవృత్త విథ్యాం విమలోత్కర్షిణి జ్ఞానక్రియా యోగ ప్రహ్వి సత్యేసన ప్రణవాదనమోంతాశ్చతుర్థ్యంతా క్రమేణ శ్రీవత్సకౌస్తుభవనమాలాంకిత వక్షసం బ్రహ్మకల్పవనామృత పుష్పవృష్టిభ్యః సంతతమానందం బ్రహ్మానందరసనిర్భరే రసంఖ్యేరతిమంగళం శేషయితఫణజాల విపులఛత్రశోభితం తత్ఫణమండలోదచ్చిర్మణి ద్యోతిత విగ్రహం తదంగకాంతినిర్భరస్తతం నిరతిశ్య బ్రహ్మగంధస్వరూపం నిరతిశయానంద బ్రహ్మగంధ విశేషకారమనంత బ్రహ్మగంధాకార సమష్టి విశేషమంతానంద తులసిమాల్యరభినవం చిదానదమయనంత పుష్పమాలే విరాజమానం తేజప్రవాహతరంగతత్పరం పరాభిజ్వలంతం నిరతిశయానందం కాంతి విశేషావర్తైరభితోనిసం ప్రజ్వలంతం బోధానందమయనంత ధూపదీపావళి నిరతి శోభితం నిరతిశయానంద చామర విశేషై పరిసేవితం నిరంతర నిరుపమ నిరతిశయోత్కట జ్ఞానానందానంత గుచ్ఛ ఫలేరిలంకృతం చిన్మయానంద దివ్య విమాన ఛత్రధ్వజరాజిభి విరాజమానం పరమంగళానంత దివ్యతేజోభిజ్వలంతమనిసం వాచాముగోచరమనంత తేజోరాస్యంతర్గతమర్ధమాత్రాత్మకం తుర్యం ధ్వన్యాత్మకం తుర్యాతీతమవాచ్యం నాదబిందుకలాధ్యాత్మ స్వరూపం చేత్యాద్యనంతాకారిణావస్థితం నిర్గుణం నిష్క్రియం నిర్మలం నిర్వద్యం నిరంజనం నిరాకారం నిరాశ్రయం నిరతిశయద్వైత పరమానందలక్షణమాదినారాయణం ధ్యాయేదిత్యుపనిషత్. ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది పరమమోక్షస్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్రస్వరూప నిరూపణం నామ సప్తమోధ్యాయ 7.10 యంత్ర మహిమ. ఏతత్ యంత్రం శుద్ధ బ్రహ్మ తేజోమయం సర్వ అభయంకరం సమస్త దురితాక్షయకరం సర్వ అభీష్ట సంపాదకం సాయుజ్య ముక్తిప్రదం. ఇటువంటి యంత్రము శుద్ధ బ్రహ్మ తేజోమయం సర్వ అభయంకరం సమస్త దురితాక్షయకరం సర్వ అభీష్ట సంపాదకం సాయుజ్య ముక్తిప్రదం. ఏతత్ పరమ వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రజ్వలతి. ఈ విధముగా పరమ వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రజ్వలించుచున్నది. తస్య ఉపరిచ నిరతిశయ ఆనంద తేజోరాశి అభ్యంతరం ఆసినం వాచాం అగోచరం ఆనంద తేజోరాశి ఆకారం దానిమీద నిరతిశయ ఆనంద తేజోరాశి అభ్యంతరమున ఆసినమై వాక్కునకు అగోచరమై ఆనంద తేజోరాశి ఆకారము చిత్సార ఆవిర్భూత ఆనంద విగ్రహం చిత్సార ఆవిర్భూత ఆనంద విగ్రహము బోధానంద స్వరూపం నిరతిశయ సౌందర్య ప్రావారం బోధానంద స్వరూపం నిరతిశయ సౌందర్య సముద్రము తురీయ స్వరూపం తురియాతీతం చ అద్వైత పరమానందం తురీయ స్వరూపం తురియాతీతం మరియు అద్వైత పరమానందం నిరంతర అతి తురియ నిరతిశయ సౌందర్య ఆనంద ప్రావారం నిరంతర అతి తురియ నిరతిశయ సౌందర్య ఆనంద సముద్రము లావణ్యవాహిని కల్లోల తటహ భాస్రం లావణ్యవాహిని కల్లోల మహాసాగరము భాసించునది. దివ్యమంగళ విగ్రహం మూర్తిమధ్యాహ పరమమంగళేహ ఉపసేవ్యమానం దివ్యమంగళ విగ్రహము మూర్తిమంతము పరమమంగళములచే సేవింపబడునది. చిదానందమయేహ అనంతకోటి రవి ప్రకాశేహ అనంతభూషణేహ అలంకృతం చిదానందమయము అనంతకోటి రవి ప్రకాశము అనంతభూషణములచే అలంకృతము. సుదర్శన పాంచజన్య పద్మగద అసీసార్ఘ ముసల పరిఘాద్యేహ సుదర్శన పాంచజన్య పద్మ గద కత్తి విల్లు ముసలము పరిఘ మొదలగు చిన్మయేహ అనేక ఆయుధ గణేహ మూర్తిమధ్యహ సుసేవితం చిన్మయములైన అనేక ఆయుధ గణములుచే మూర్తిమయమై సుసేవితము. శ్రీవత్స కౌస్తుభ వనమాల అంకిత వక్షసం శ్రీవత్స కౌస్తుభ వనమాలతో కూడిన వక్షస్థలము బ్రహ్మకల్పవన అమృత పుష్పవృష్టిభ్యః సంతతం ఆనందం బ్రహ్మకల్పవన అమృత పుష్పవృష్టి కలిగినది సతతం ఆనందం. బ్రహ్మానంద రస నిర్భరేహ అసంఖ్యయః అతి మంగళం బ్రహ్మానంద రస నిర్భరము అసంఖ్యాక అతి మంగళకరము. శేష ఆయుత ఫణజాల విపులః ఛత్ర శోభితం విపులమైన విశాలమైన ఆదిశేషుని పడగా అనే ఛత్రముచే గొడుగుచే కప్పబడినది. తత్ఫణ మండల ఉదర్చ్యహ మణిద్య ఉదిత విగ్రహం అది పడగ మండల ఊర్ధ్వతేజో మనులచే ప్రకాశిత విగ్రహము. తత్ అంగకాంతి నిర్జరేహ తతం అది అంగముల కాంతి ప్రవాహముచే సర్వవ్యాప్తమైనది. నిరతిశయ బ్రహ్మగంధ స్వరూపం నిరతిశయ బ్రహ్మగంధ లక్షణ స్వరూపము నిరతిశయ ఆనంద బ్రహ్మగంధ విశేష ఆకారం నిరతిశయ ఆనంద బ్రహ్మగంధ విశేష ఆకారము అనంత బ్రహ్మగంధ ఆకార సమష్టి విశేషం అనంత బ్రహ్మగంధ ఆకార సమష్టి విశేషము అనంత ఆనంద తులసిమాల్యహ అభినవం అనంత ఆనంద తులసిమాలలచే అభినవము ఓల్వెజ్ ఎండ్ అండ్ ఫ్రేస్ చిదానందమయ అనంత పుష్పమాల్యేహ విరాజమానం తేజః చిదానందమయ అనంత పుష్పమాలలచే విరాజమాన తేజోమయము ప్రవాహ తరంగ తత్పరంపరాభ్యః జ్వలనతం ప్రవాహ తరంగ తత్పరంపరాభియే జ్వలించును నిరతిశయ అనంత కాంతి విశేష ఆవర్తయః అభితో అనిశం ప్రజ్వలంతం నిరతిశయ అనంత కాంతి విశేష ఆవర్తములచే అంతటా ఎల్లప్పుడూ ప్రజ్వలించును బోధ ఆనందమయ అనంత ధూప దీపావళిభ్యః అతిశోభితం బోధ ఆనందమయ అనంత ధూప దీపముల వరసలతో అత్యంత శోభితము నిరతిశయ ఆనంద చామర విశేషయః పరిసేవితం నిరతిశయ ఆనంద చామర వింజామర విశేషములచే పరిశోభితము నిరంతర నిర్పమ నిరతిశయ ఉత్కట జ్ఞాన ఆనంద అనంత గుచ్ఛ ఫలేహ అలంకృతం నిరంతర నిరుపమ నిరతిశయ ఉత్కట అధికమైన జ్ఞాన ఆనంద అనంత ఫలగుచ్ఛములచే అలంకృతము చిన్మయానంద దివ్య విమాన ఛత్రధ్వజ రాజభ్యః విరాజమానం చిన్మయానంద దివ్య విమాన ఛత్ర ధ్వజరాజములచే విరాజమానము పరమ మంగళ అనంత దివ్య తేజోభ్యః జ్వలంతం అనిశం పరమ మంగళ అనంత దివ్య తేజస్సులచే నిరంతరము జ్వలించును వాచాం అగోచరం అనంత తేజోరాశి అంతర్గతం వాక్కునకు అగోచరము అనంత తేజోరాశి అంతర్గతము అర్ధమాత్రాత్మకం తుర్యం ధన్యాత్మకం తుర్యాతీతం అవాచ్యం అర్ధమాత్రాత్మకం తురియము ధన్యాత్మకము తుర్యాతీతము అవాచ్యము నాదబిందు కళాది ఆత్మస్వరూపం చ ఇతి నాదబిందు కళాది ఆత్మస్వరూపము ఇత్యాది అనంత ఆకారేణ అవస్థితం ఇత్యాది అనంత ఆకారములచే అవస్థితము నిర్గుణం నిష్క్రియం నిర్మలం నిరవద్యం నిరంజనం నిరాకారం నిరాశ్రయం నిర్గుణం నిష్క్రియం నిర్మలం నిరవద్యం నిరంజనం నిరాకారం నిరాశ్రయం నిరతిశయ అద్వైత పరమానంద లక్షణం ఆదినారాయణం ధ్యాయేత్ నిరతిశయ అద్వైత పరమానంద లక్షణమైన ఆదినారాయణుని ధ్యానించవలెను ఇతి ఉపనిషత్ ఇది ఉపనిషత్తు ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం నామ సప్తమి అధ్యాయః ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం నామముతో ఉన్న ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయ ఉత్తరకాండ పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం తతః పితామహః పరిపృచ్ఛతి భగవంతం మహావిష్ణు భగవంశుద్ధాద్వైతపరమానందలక్షణ పరబ్రహ్మణస్తవ కథం విరుద్ధవైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాద్యనంత వస్తుభేద సత్యమేవోక్తమితి భగవాన్ మహావిష్ణు పరిహరతి యథా శుద్ధసువర్ణస్య కటకముకుటాంగదాదిభేద యథా సముద్రసలిలస్య స్థూలసూక్ష్మతరంగఫేన బుద్బుద్ధకరలవణ పాషాణాద్యనంత వస్తుభేద యథా భూమేః పర్వతవృక్ష తృణగుల్మలతాద్యనంత వస్తుభేద తథేవాద్వైతపరమానంద లక్షణపరబ్రహ్మణౌ మమ సర్వాద్వైతముపపన్నం భవత్యేవ మత్స్వరూపమేవ సర్వం మద్వ్యతిరిక్తమణుమాత్రం న విద్యతే 8.1 అభేదములో వస్తుభేదము ఓం తతః పితామహః పరిపృచ్ఛతి భగవంతం మహావిష్ణుం ఓం అంతట పితామహుడు బ్రహ్మదేవుడు భగవంతుడైన మహావిష్ణుని పరిప్రశ్నించెను భగవన్ శుద్ధ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః తవ కథం భగవాన్ శుద్ధ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మవైన నీకు ఏ విధముగా విరుద్ధ వైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాది అనంత వస్తుభేదః విరుద్ధమైన సాకారమైన వైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాది అనంత వస్తుభేదములు కలుగుచున్నవి సత్యం ఏవ ఉక్తం ఇతి భగవాన్ మహావిష్ణుః పరిహరతి సత్యమే అని చెప్పి భగవాన్ మహావిష్ణువు పరిహరించుచున్నాడు యథా శుద్ధ సువర్ణస్య కటక మకుట అంగదాది భేదః ఏ విధముగా శుద్ధ సువర్ణమునకు కటకము కంకణం మకుటము కిరీటము అంగద భుజకీర్తులు మొదలగు వాటితో భేదమున్నదో యథా సముద్ర సలిలస్య స్థూల సూక్ష్మతరంగ ఫేన బుద్బుద కర్క లవణ పాషాణాది అనంత వస్తుభేదః ఏ విధముగా సముద్ర జలమునకు స్థూల సూక్ష్మతరంగములు నూరుగు బుడగలు నీటిగడ్డలు ఉప్పు రాళ్ళు మొదలగు అనంత వస్తుభేదమున్నదో, యథా భూమేహ పర్వత వృక్ష తృణ గుల్మలతాది అనంత వస్తుభేద, ఏ విధముగా భూమికి పర్వతములు వృక్షములు గడ్డి పొదలు లతలు మొదలగు అనంత వస్తుభేదమున్నదో, తథా ఏవ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణో మమ సర్వద్వైతం ఉపపన్నం భవతి, ఏవ అదే విధముగా అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మమైన నాకు సర్వద్వైతము అభివ్యక్తమే. మానిఫెస్టేషన్ బై వర్చ్యూ ఆఫ్ ఆట్రిబ్యూషన్ ఫోర్ వాల్యూ ఆడిసన్ అగుచున్నది. మత్ స్వరూపం ఏవ సర్వం, మత్ వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే, సర్వము నా స్వరూపమే, నాకు వ్యతిరిక్తము అణుమాత్రము లేదు. పునః పితామహః పరిపృచ్చతి, భగవన్ పరమవైకుంఠ ఏవ పరమమోక్షః, పరమమోక్షస్త్వేక ఏవ శ్రూయతే సర్వత్ర, కథమనంత వైకుంఠాశ్చానంతానందసముద్రాదయశ్చానంత మూర్తయః సంతీతి. తథేతి హోవాచ భగవాన్ మహావిష్ణు, ఏకస్మిన్న విద్యాపాదేనంతకోటి బ్రహ్మాండాని సావరణాని శ్రూయంతే, తస్మిన్నేకస్మిన్నండే బహవో లోకాశ్చ బహవో వైకుంఠాశ్చానంత విభూతయశ్చ సంత్యేవ, సర్వాండేష్వానంతలోకాశ్చానంత వైకుంఠాః సంతీతి సర్వేషాం ఖల్వభమతం. పాదత్రయేపి కిం వక్తవ్యం నిరతిశే అనందావిర్భావో మోక్ష ఇతి మోక్షలక్షణం పాదత్రయే వర్తతే, తస్మాత్ పాదత్రయం పరమమోక్షః, పాదత్రయం పరమవైకుంఠః, పాదత్రయం పరమకైవల్యమితి. తతః శుద్ధచిదానంద బ్రహ్మవిలాసానందాశ్చానంత పరమానంద విభూతేశ్చానంత వైకుంఠాశ్చానంత పరమానంద సముద్రాదయ సంత్యేవ. 8.2 అవిద్యా పాదము మరియు ఇతర పాదత్రయముల కర్తవ్యము. పునః పితామహః పరిపృచ్చతి, మరలా పితామహుడు పరిప్రశ్నించెను, భగవన్ పరమ వైకుంఠ ఏవ పరమ మోక్షస్త్వ ఏక ఏవ శ్రూయతే సర్వత్ర భగవాన్, పరమ వైకుంఠమే పరమ మోక్షము ఏకము అని సర్వత్రా వినబడుచున్నది. కథం అనంత వైకుంఠాః చ అనంత ఆనంద సముద్ర ఆదేయః చ అనంత మూర్తయః సంతి ఇతి, ఏ విధముగా అనంత వైకుంఠములు మరియు అనంత ఆనంద సముద్రములు మొదలగునవి మరియు అనంత మూర్తులు ఏకమై ఉన్నవి. తథా ఇతి హ ఉవాచ భగవాన్ మహావిష్ణుః, అట్లే అని భగవాన్ మహావిష్ణువు ఇట్లు చెప్పెను, ఏకస్మిన్ అవిద్యాపాదే అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని శ్రూయంతే, ఒక్క అవిద్యాపాదమందే అనంతకోటి బ్రహ్మాండములు ఇమిడి ఉన్నవని వినబడుచున్నది. తస్మిన్ ఏకస్మిన్ అండే బహవో లోకాః చ బహవో వైకుంఠాః చ అనంత విభూతయః చ సంతి, ఏవ అటువంటి ఒక్క అండములోనే అనేక లోకములు అనేక వైకుంఠాలు మరియు అనంత విభూతులు లీనమై ఏకతత్వమై ఉన్నవి. సర్వ అండేషు అనంత లోకాః చ అనంత వైకుంఠాః సంతి ఇతి సర్వేషాం ఖలు అభిమతం, సర్వ అండములయందు సర్వలోకములు మరియు అనంత వైకుంఠములు ఉన్నవని అందరి నిశ్చయ అభిమతము. పాదత్రయే అపి కిం కర్తవ్యం, మరి బ్రహ్మమునందు చెప్పబడిన మిగిలిన పాదత్రయమునకు ఏమి కర్తవ్యము అనగా, నిరతిశే ఆనంద ఆవిర్భావో మోక్ష ఇతి మోక్షలక్షణం పాదత్రయ వర్తతే, నిరతిశయ ఆనంద ఆవిర్భావము మోక్షము అని మోక్షలక్షణము పాదత్రయమునందు ఉన్నది. తస్మాత్ పాదత్రయం పరమ మోక్షః, పాదత్రయం పరమ వైకుంఠః, పాదత్రయం పరమ కైవల్యం ఇతి, కావున పాదత్రయము పరమ మోక్షము, పాదత్రయము పరమ వైకుంఠము, పాదత్రయము పరమ కైవల్యము అని. తతః శుద్ధ చిదానంద బ్రహ్మ విలాస ఆనందాః చావి, శుద్ధ చిదానంద బ్రహ్మ విలాస ఆనందములు మరియు అనంత పరమానంద విభూతయః చ అనంత వైకుంఠారః చ అనంత పరమానంద విభూతములు మరియు అనంత వైకుంఠములు అనంత పరమానంద సముద్ర ఆదేయః సంతి, ఏవ అనంత పరమానంద సముద్రములు మొదలగునవి ఉన్నవి. ఉపాసకస్తతోభ్యేత్యేవం విధం నారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధోపచారేరభ్యర్చ్య, నిరతిశయాద్వైత పరమానందలక్షణో భూత్వా తదగ్రే సావధానేనో, పవిష్యాద్వైతయోగమాస్థాయ సర్వాద్వైత పరమానందలక్షణ ఖండామితేజోరాస్యాకారం విభావ్యోపాసకః స్వయం శుద్ధ బోధానందమయమూత నిరతిశయానందేజోరాస్యాకారో భూత్వా మహావాక్యార్థమనుస్మరణ్ బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహ. 8.3 బ్రహ్మ ఉపాసన. ఉపాసకః తతో అభ్యేత్య ఏవం విధం నారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధ ఉపచారేహ అభ్యర్చ్య అంతటా ఉపాసకుడు దగ్గరగా చేరి ఆ విధమైన నారాయణుని ధ్యానించి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ ఉపచారములచే అర్చించి నిరతిశయ అద్వైత పరమానంద లక్షణౌ భూత్వా నిరతిశయ అద్వైత పరమానంద లక్షణుడై తత్ అగ్రే సావధానేన ఉపవిశ్య అద్వైత యోగం ఆస్థాయ ఆయన ఎదుట సావధానముగా కూర్చుండి అద్వైత యోగము పొంది సర్వ అద్వైత పరమానంద లక్షణ అఖండ అమిత తేజోరాశి ఆకారం విభావ సర్వ అద్వైత పరమానంద లక్షణ అఖండ అమిత తేజోరాశి ఆకారము భావించి ఉపాసకః స్వయం శుద్ధ బోధ ఆనందమయ అమృత. ఉపాసకుడు స్వయముగా శుద్ధ బోధ ఆనందమయ అమృత నిరతిశయ ఆనంద తేజోరాశి ఆకారో భూత్వా మహావాక్య అర్థం అనుస్మరణ్ నిరతిశయ ఆనంద తేజోరాశి ఆకారుడయి మహావాక్యముల అర్థము స్మరించుచు బ్రహ్మ అహం అస్మి, అహం అస్మి బ్రహ్మ, బ్రహ్మ అహం అస్మి, యో అహం అస్మి బ్రహ్మ అహం అస్మి, అహం ఏవ అహం మాం జుహోమి స్వాహ. బ్రహ్మ అహం అస్మి, నేను బ్రహ్మము, అహం అస్మి బ్రహ్మ, బ్రహ్మ అహం అస్మి, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను, యో అహం అస్మి బ్రహ్మ అహం అస్మి, ఏది నేను, బ్రహ్మమే నేను, అహం ఏవ అహం మాం జుహోమి స్వాహ, నేనే నన్ను నేనైన బ్రహ్మాగ్నిలో తర్పణము చేయుచున్నాను. అహం బ్రహ్మేతి భావనయా యథా పరమతేజోమహానది ప్రవాహ పరమతేజ పరావారే ప్రవిశతి, యథా పరమతేజ పరావార తరంగాః పరమతేజ పరావారే ప్రవిశంతి, తథైవ సచ్చిదాన నాత్మోపాసకః సర్వపరిపూర్ణాద్వైత పరమానందలక్షణే పరబ్రహ్మణి నారాయణే మయి సచ్చిదాత్మకోహమజోహం పరిపూర్ణోహమస్మితి ప్రవివేశ. తత ఉపాసకో నిస్తరంగాద్వైతాపరనిరతిశే సచ్చిదానంద సముద్రో బభూవ యస్త్వనేన మార్గేణ సమ్యగాచరతి స నారాయణో భవత్యసంశయమేవ. అనేన మార్గేణ సర్వే మునేః సిద్ధిం గతాః అసంఖ్యాతాః పరమయోగినశ్చ సిద్ధిం గతాః. 8.4 బ్రహ్మ ఐక్యము. అహం బ్రహ్మ ఇతి భావనయా యథా పరమతేజో మహానదీ ప్రవాహ పరమతేజః పారావారే ప్రవిశంతి, అహం బ్రహ్మ అనే భావనతో ఏ విధముగా పరమతేజో మహానదీ పరమతేజో సముద్రమును ప్రవేశించునో యథా పరమతేజః పారావార తరంగాః పరమతేజః పారావారే ప్రవిశంతి, ఏ విధముగా పరమతేజో సముద్ర తరంగములు పరమతేజో సముద్రమునందు ప్రవేశించునో తథా ఏవ సచ్చిత్ ఆనంద ఆత్మ ఉపాసకః సర్వపరిపూర్ణ అద్వైత. ఆ విధముగా సచ్చిత్ ఆనంద ఆత్మ ఉపాసకుడు సర్వపరిపూర్ణ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణి నారాయణే మయి పరమానంద పరబ్రహ్మేణ నారాయణుడైన నాయందు సచ్చిత్ ఆనంద ఆత్మకో అహం అజో అహం పరిపూర్ణో అహం అస్మి ఇతి ప్రవివేశ. సచ్చిత్ ఆనంద ఆత్మకుడను నేను, జన్మలేనివాడను నేను, పరిపూర్ణుడను నేను అని ప్రవేశించును. తత ఉపాసకో నిస్తరంగా అద్వైత అపార నిరతిశయ సచ్చిత్ ఆనంద సముద్రో బభూవ. పిమ్మట ఉపాసకుడు నిస్తరంగా అద్వైత అపార నిరతిశయ సచ్చిత్ ఆనంద సముద్రుడు అగును. యస్తు అనేన మార్గేణ సమ్యక్ ఆచరతి స నారాయణో భవతి అసంశయం. ఏవ ఎవడు ఈ మార్గమును బాగుగా ఆచరించునో అతడు నారాయణుడు అగును, సంశయమే లేదు. అనేన మార్గేణ సర్వే మునేహ సిద్ధిం గతాః మార్గముననే సర్వ మునులు సిద్ధిని పొందినారు. అసంఖ్యాకాః పరమయోగినః చ సిద్ధిం గతాః అసంఖ్యాకులైన పరమయోగులు కూడా సిద్ధిని పొందిరి. తతః శిష్యో గురుం పరిపృచ్చతి భగవన్సాలంబ నిరాలంబయోగౌ కథమితి బ్రూహీతి. సాలంబస్తు సమస్తకర్మాతి దూరతయ కర్ణాదమూర్తి విశిష్టం మండలాద్యాలంబనం సాలంబయోగః. నిరాళంబస్తూ సమస్తనమరుపకర్మాత దురతయా సర్వకామాద్యంతకరణవృత్తి సాక్షితయా తదాలంబన శూన్యతయా చ భావనం నిరాళంబయోగః. అథ చ నిరాళంబయోగాధికారి కీదృశో భవతి అమానిత్వాదిలక్షణోపలక్షితో వః పురుషః స ఏవ నిరాళంబయోగాధికారి. 8.5 సాలంబ నిరాళంబ యోగములు. తతః శిష్యో గురుం పరిపృచ్ఛతి. తరువాత శిష్యుడు గురువును పరిప్రశ్నించెను, భగవన్ సాలంబ నిరాళంబ యోగో కథం ఇతి భగవాన్. సాలంబ సాలంబ మరియు నిరాళంబ యోగములు ఏ విధమైనవి? సాలంబస్తు కరచరణాది మూర్తి విశిష్టం మండలాది ఆలంబనం సాలంబ యోగ. సాలంబము అనగా కరచరణములు, కాళ్ళు చేతులు మొదలగునవి కలిగిన మూర్తి విశిష్ట మండలములు మొదలగునవి ఉపాసన కొరకు ఆలంబనము సపోర్ట్ చేయుట సాలంబ యోగము. సర్వకామాది అంతఃకరణ వృత్తి సాక్షితయా తత్ ఆలంబన శూన్యతయా చ భావనం నిరాళంబ యోగ. నిరాళంబము అనగా సర్వకామాది అంతఃకరణ వృత్తులకు సాక్షిగా ఆలంబన శూన్యముగా విదౌట్ సపోర్ట్ తత్ భావనము చేయుట నిరాళంబ యోగము. అథ చ నిరాళంబ యోగ అధికారికి దృశో భవతి. ఇక మరి నిరాళంబ యోగమునకు అర్హత ఏ విధముగా ఉండును? అనగా అమానిత్వాది లక్షణ అపలక్షితో యః పురుషః సః ఏవ నిరాళంబ యోగ అధికారి. అమానత్వము గర్వము లేకుండుట మొదలగు లక్షణ అపలక్షణములు ఏ పురుషునకు ఉన్నవో అతడే నిరాళంబ యోగమునకు అధికారి. కార్యః కశ్చిదస్తి తస్మాత్ సర్వేషా మధికారిణామంధికారిణాం భక్తియోగ ఏవ ప్రశస్యతే. భక్తియోగో నిరుపద్రవః భక్తియోగాన్ముక్తి బుద్ధమతామనయసేనాచిరాదేవ తత్వజ్ఞానం భవతి. తత్కథమితి భక్తవత్సలః స్వయమేవ సర్వేభ్యో మోక్షవిఘ్నేభ్యో భక్తినిష్ఠాన్ సర్వాన్ పరిపాలయతి సర్వాభీష్ట ప్రయచ్చతి మోక్షం దాపేతి. చతుర్ముఖాదీనాం సర్వేషామపి వినా విష్ణుభక్త్యా కల్పకోటిభిర్మోక్షో న విద్యతే. కారణేన వినా కార్యం నోదేతి. భక్త్యా వినా బ్రహ్మజ్ఞానం కదాపి న జాయతే. తస్మాత్వమపి సర్వోపాయాన్ పరిత్యజ్య భక్తిమాశ్రయ. భక్తినిష్ఠో భవ భక్తినిష్ఠో భవ భక్త్యా సర్వసిద్ధయః సిద్ధ్యంతి. భక్త్యా సాధ్యం న కించిదస్తి. 8.6 భక్తి యోగ ప్రాశస్త్యము. కార్యః కశ్చిత్ అస్తి తస్మాత్ సర్వేషాం అధికారిణాం అనధికారిణాం భక్తియోగ ఏవ ప్రశస్యతే. ఒకానొక కార్యము ఉన్నది కావున అందరూ అధికారులకు అనధికారులకు భక్తి యోగమే ప్రశస్త్యము. ఆ కార్యమే భక్తి అని ఇక్కడ చెప్పబడుచున్నది. భక్తియోగో నిరుపద్రవః భక్తియోగాత్ ముక్త్యః. భక్తియోగము ఉపద్రవము ఆడ్వర్సిటీ లేనిది. భక్తియోగము వలన ముక్తి కలుగును. బుద్ధిమతాం అనాయాసేన అచిరాదేవ తత్వజ్ఞానం భవతి. బుద్ధిమంతులకు అనాయాసముగా అచిరకాలముననే తత్వజ్ఞానము కలుగును. తత్కథం ఇతి భక్తవత్సలః స్వయం ఏవ సర్వేభ్యో మోక్ష విఘ్నేభ్యో భక్తి నిష్ఠాన్ సర్వాన్ పరిపాలయేతి. అది ఏట్లు అనగా భక్తవత్సలుడు స్వయముగానే సర్వమోక్ష విఘ్నముల నుండి భక్తి నిష్ఠులు అందరినీ పరిపాలించును. సర్వ అభీష్టాన్ ప్రయచ్ఛతి మోక్షం దాపేతి. సర్వ అభీష్టములు ప్రసాదించును మోక్షము ఇప్పించును. చతుర్ముఖ ఆదీనాం సర్వేషాం అపి వినా విష్ణుభక్త్యా కల్పకోటిభ్యః మోక్షో న విద్యతే. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదలైన వారెవరికైనా విష్ణుభక్తి లేకుండా కోటి కల్పములకైనా మోక్షము లభించదు. కారణేన వినా కార్యం నోద ఇతి భక్త్యా వినా బ్రహ్మజ్ఞానం కదాపి న జాయతే. కారణము లేనిదే కార్యము కలుగదు అనునట్లు భక్తి లేనిదే బ్రహ్మజ్ఞానము కూడా ఎన్నటికీ కలుగదు. తస్మాత్ త్వం అపి సర్వ ఉపాయాన్ పరిత్యజ్య భక్తిం ఆశ్రయ. కాబట్టి నీవు కూడా అన్ని ఉపాయములను పరిత్యజించి భక్తినే ఆశ్రయించు. భక్తినిష్ఠో భవ భక్తినిష్ఠో భవ భక్తినిష్ఠుడవు అగుము, భక్తినిష్ఠుడవు అగుము. భక్త్యా సర్వసిద్ధైః సిద్ధ్యంతి, భక్తేః న సాధ్యం న కించిత్ అస్తి. భక్తిచే సర్వసిద్ధులు సిద్ధించును, భక్తికి సాధ్యము కానిది కించిత్ కూడా లేదు. ఏవంవిధం గురుపదేశమాకర్ణ్య సర్వం పరంతత్వరహస్యమవబుద్ధ్య సర్వసంశయాన్ విధూయ క్షిప్రమేవ మోక్షం సాధయామితి నిశ్చిత్య తతః శిష్యః సముత్థాయ ప్రదక్షిణ నమస్కారం కృత్వా గురుభ్యో గురుపూజాం విధాయ. గుర్వనిజయ క్రమేణ భక్తినిష్ఠో భూత్వా భక్త్యతిశయేన పక్వం విజ్ఞానం ప్రాప్య తస్మాదనాయసేన శిష్యః క్షిప్రమేవ సాక్షాన్నారాయణో బభూవేత్యుపనిషత్. 8.7 ఉపాసకుడు సాక్షాత్ నారాయణుడు అగుట. ఏవం విధం గురు ఉపదేశం ఆకర్ణ్య సర్వం పరమతత్వ రహస్యం అవబుద్ధ్య. ఈ విధమైన గురు ఉపదేశం శ్రద్ధగా విని సమస్త పరమతత్వ రహస్యమును బాగుగా అర్థము చేసుకొని సర్వసంశయాత్ విధూయ క్షిప్రం ఏవ మోక్షం సాధయామి ఇతి నిశ్చిత్య సర్వసంశయములను తొలగించుకొని త్వరగా మోక్షము సాధించుకునేదను అని నిశ్చయించుకొని తతః శిష్యః సముత్థాయ ప్రదక్షిణ నమస్కారం కృత్వా గురుభ్యో గురుపూజాం విధాయ తరువాత శిష్యుడు లేచి ప్రదక్షిణ నమస్కారము చేసి గురువులకు గురుపూజను చేసి గురు అనుజ్ఞేయ క్రమేణ భక్తి నిష్ఠో భూత్వా భక్తి అతిశయన పక్వ విజ్ఞానం ప్రాప్య గురు అనుజ్ఞచేత క్రమేణ భక్తి నిష్ఠుడై భక్తి అతిశయముచే పూర్ణ జ్ఞానము పొంది తస్మాత్ అనాయసేన శిష్యః క్షిప్రం ఏవ సాక్షాత్ నారాయణో బభూవదాని వలన అనాయసముగా శిష్యుడు వెంటనే సాక్షాత్ నారాయణుడు అయ్యెను. ఇతి ఉపనిషత్. ఇది ఉపనిషత్తు. తతః ప్రోవాచత్ భగవాన్ మహావిష్ణుశ్చతుర్ముఖమవలోక్య బ్రహ్మన్ పరంతత్వరహస్యంతే సర్వం కథితం తత్స్మరణ మాత్రేణ మోక్షో భవతి తదనుష్ఠానేన సర్వమవిదితం విదితం భవతి. యత్స్వరూపజ్ఞానిన సర్వమవిదితం విదితం భవతి. తత్సర్వం పరమరహస్యం కథితం. గురుః క ఇతి? గురుః సాక్షాదాదినారాయణ పురుషః. స ఆదినారాయణోహమేవ. తస్మాన్మామేకం శరణం వ్రజ. మద్భక్తినిష్ఠో భవ. మదీయోపాసనాం కురు. మామేవ ప్రాప్స్యసి. మద్వ్యతిరిక్తం సర్వం బాధితం. మద్వ్యతిరిక్తమబాధితం న కించిదస్తి. నిరతిశయానందాద్వితీయోహమేవ. సర్వపరిపూర్ణోహమేవ. సర్వాశ్రేయోహమేవ. వాచాముగోచర నిరాకార పరబ్రహ్మస్వరూపోహమేవ. మద్వ్యతిరిక్తమణు మాత్రం న విద్యతే. ఇత్యేవం మహావిష్ణోః పరమముపదేశం లబ్ధ్వా పితామహః పరమానందం ప్రాప. 8.8 మహావిష్ణువు అంతిమ బోధ. తతః ప్రోవాచ భగవాన్ మహావిష్ణుః చతుర్ముఖం అవలోక్య. అట్లు ప్రవచించిన భగవాన్ మహావిష్ణువు చతుర్ముఖుని అవలోకగా చూచి బ్రహ్మన్ పరమతత్వ రహస్యంతే సర్వం కథితం బ్రహ్మ. పరమతత్వ రహస్యం నీకు సర్వము చెప్పబడినది. తత్స్మరణ మాత్రేణ మోక్షో భవతి. దాని స్మరించినంత మాత్రమున మోక్షము కలుగును. తత్ అనుష్ఠానేన సర్వం అవిదితం విదితం భవతి. దాని అనుష్ఠానముచేత తెలియనిదంతా తెలియును. యత్ స్వరూపజ్ఞానినః సర్వం అవిదితం విదితం భవతి. దేని స్వరూపజ్ఞానికి తెలియనిదంతా తెలియును. తత్సర్వం పరమరహస్యం కథితం. దాని పరమరహస్య సర్వము చెప్పబడినది. గురుః క ఇతి? గురుః సాక్షాత్ ఆదినారాయణ పురుషః. స ఆదినారాయణో అహం. ఏవ గురువు? ఎవరు అనగా గురువు సాక్షాత్ ఆదినారాయణ పురుషుడు. ఆ ఆదినారాయణుడు నేనే. తస్మాత్ మాం ఏకం శరణం వ్రజ. మద్భక్తి నిష్ఠో భవ. కావున నన్ను ఒక్కడినే శరణు పొందుము. నాయందు భక్తి నిష్ఠుడవు అగుము. మదీయ ఉపాసనాం కురు. మాం ఏవ ప్రాప్స్యసి? నన్ను ఉపాసన చేయుము, నన్నే పొందెదవు. మత్ వ్యతిరిక్తం సర్వం బాధితం. మత్ వ్యతిరిక్తం అబాధితం న కించిత్ అస్తి. నాకు వ్యతిరిక్తమైనదంతా బాధితమే. నాకు వ్యతిరిక్తమై అబాధితమైనది కొంచెము కూడా లేదు. నిరతిశయ ఆనంద అద్వితీయో అహం ఏవ సర్వ పరిపూర్ణో అహం ఏవ నిరతిశయ ఆనంద అద్వితీయుడను నేనే, సర్వ పరిపూర్ణుడను నేనే. సర్వ ఆశ్రయో అహం ఏవ వాచాం అగోచర నిరాకార పరబ్రహ్మ స్వరూపో అహం ఏవ సర్వ ఆశ్రయుడను నేనే. వాక్కునకు అగోచరమైన నిరాకార పరబ్రహ్మ స్వరూపము నేనే. మత్ వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే, నాకు వ్యతిరిక్తము అణుమాత్రము లేదు. ఇతి ఏవం మహావిష్ణోః పరం ఇదం ఉపదేశం లబ్ధ్వా పితామహః పరమానందం ప్రాప. ఈ విధముగా మహావిష్ణువు యొక్క పరమైన ఈ దిస్ అల్టిమేట్ ఉపదేశము పొందినవాడై పితామహుడు పరమానందం పొందెను. విష్ణోః కరాభిమర్శనేన దివ్యధ్యానం ప్రాప్య పితామహస్తతః సముత్థాయ ప్రదక్షిణ నమస్కార. నివిధాయ వివిధోపచారైర్మహావిష్ణుం ప్రపూజ్య ప్రాంజలిభూత్వా వినయనోపసంగమ్య భగవన్ భక్తినిష్ఠాం మే ప్రయచ్ఛ. త్వదభిన్నం మాం పరిపాలయ కూపాలయ. తథైవ సాధుసాధ్వితి సాధుప్రశంసాపూర్వకం మహావిష్ణుః ప్రోవాచ. మదుపాసకః సర్వోత్కృష్టః సభవతి. మదుపాసనయా సర్వమంగళాని భవంతి. మదుపాసనయా సర్వం జయతి. మదుపాసకః సర్వవంద్యో భవతి. మదీయోపాసకస్య సాధ్యం న కించిదస్తి. సర్వే బంధాః ప్రవినశ్యంతి. సద్వృత్తమివ సర్వే దేవాస్తం సేవంతే. మహాశ్రేయాంసి చ సేవంతే. మదుపాసకస్తస్మాన్నిరతిశయ ద్వైతపరమానందలక్షణ పరబ్రహ్మ భవతి. యస్తు పరమతత్వ రహస్యథర్వణ మహానారాయణోపనిషదమధితే సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి. జ్ఞానాజ్ఞానకృతేభ్యః పాతకేభ్యో ముక్తో భవతి. మహాపాతకేభ్యః పూతో భవతి. రహస్యకృత ప్రకాశకృతచరకాలాత్యంతకృతేభ్యస్తేభ్యః సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి. స సకలలోకాంజేతి. స సకలమంత్ర జపనిష్టో భవతి. స సకలవేదాంతరహస్యాధిగత పరమాత్మనో భవతి. స సకల భోగభుగ్భవతి. స సకలయోగ విద్భవతి. స సకల జగత్పరిపాలకో భవతి. సోద్వైత పరమానందలక్షణం పరబ్రహ్మ భవతి. ఇదం పరంతత్వరహస్యం న వాచ్యం గురుభక్తి విహీనాయ న చాశుశ్రూషవే వాచ్యం. న తపోవిహీనాయ నాస్తికాయ న దాంభికాయ మద్భక్తి విహీనాయ మాత్సర్యాంకితతనవే న వాచ్యం. న వాచ్యం మదసూయాపరాయ కృతజ్ఞాయ. ఇదం పరమరహస్యం యో మద్భక్తైష్వభిధాస్యతి మద్భక్తినిష్ఠో భూత్వా మామేవ ప్రాప్స్యతి. ఆవయోర్యా ఇమం సంవాదమధ్యేష్యతి. స నరో బ్రహ్మనిష్టో భవతి. శ్రద్ధావననసూయు శృణుయా పఠతి వాయా ఇమం సంవాదమావయోః సపురుషో మత్సాయుజ్యమేతి. తతో మహావిష్ణుస్తిరోదధే. తతో బ్రహ్మా స్వస్థానం జగామ్యుపనిషత్. ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది పరమసాయుజ్యముక్తి స్వరూపనిరూపణం నామాష్టమోధ్యాయ ఎనిమిది. ఇతి త్రిపాద్విభూత మహానారాయణోపనిషత్ సమాప్త. 8.9 ఫలశ్రుతి. విష్ణోః కర అభిమర్శనేన దివ్యజ్ఞానం ప్రాప్య పితామహః విష్ణువు యొక్క చేతి స్పర్శ చేత దివ్యజ్ఞానం పొందిన పితామహుడు తత సముత్థాయ ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధ ఉపచారయః పిమ్మట పైకి లేచి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ ఉపచారములచే మహావిష్ణుం ప్రపూజ్య ప్రాంజలః భూత్వా వినేన ఉపసంగమ్య మహావిష్ణువుని బాగుగా పూజించి ప్రాంజలి ఘటించి వినయముగా దగ్గరకు వచ్చి భగవన్ భక్తినిష్టాం మే ప్రయచ్ఛ. త్వత్ అభిన్నం మాం పరిపాలయ కూపాలయ భగవాన్. భక్తినిష్టను నాకు ప్రసాదించుము ఓ కృపాలయ. నీకు అభిన్నమైన నన్ను పరిపాలించు. తథా ఏవ సాధు సాధు ఇతి సాధు ప్రశంసాపూర్వకం మహావిష్ణుః ప్రోవాచ అటులనే అగుగాక. సాధు సాధు అని సాధు ప్రశంసాపూర్వకముగా మహావిష్ణువు ఇట్లు చెప్పెను, మత్ ఉపాసకః సర్వ ఉత్కృష్టః సహ భవతి, నా ఉపాసకుడు సర్వ ఉత్కృష్టుడు అగును, మత్ ఉపాసనయ సర్వమంగళాని భవంతి, నా ఉపాసనచే సర్వ శుభములు కలుగును, మత్ ఉపాసనయ సర్వం జయతి, నా ఉపాసనచే సర్వము జయించును, మత్ ఉపాసకః సర్వ వంద్యో భవతి, నా ఉపాసకుడు సర్వ ప్రశంసలు పొందును, మదీయ ఉపాసకస్య అసాధ్యం న కించిత్ అస్తి, నా యొక్క ఉపాసకునికి అసాధ్యము అనునది కొంచెమైనా లేదు. సర్వబంధాః ప్రవినశ్యంతి, సర్వబంధములు బాగుగా వినాశమగును, సత్వృత్తం ఇవ సర్వే దేవాః తం సేవంతే, సత్వృత్తము వలె సర్వ దేవతలు అతని చుట్టూ చేరి సేవింతురు, మహాశ్రేయాంసి చ సేవంతే, మహాశ్రేయస్సులు సేవించును, మత్ ఉపాసకః తస్మాత్ నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ భవతి, కావున నా ఉపాసకుడు నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును, యో వై ముముక్షుః అనేన మార్గేణ సమ్యక్ ఆచరతి, ఎవరైతే ముముక్షువు ఈ మార్గమును బాగుగా ఆచరించునో స పరమానంద లక్షణ పరబ్రహ్మ భవతి, అతడు ఆమె పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును. యహ తు పరమతత్వ రహస్య అథర్వణ మహానారాయణ ఉపనిషదం అధితే, ఎవడైతే పరమతత్వ రహస్య అథర్వణ మహానారాయణ ఉపనిషత్తును అధ్యయనం చేయునో స సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి, అతడు అన్ని విధములైన పాపముల నుండి ముక్తుడు అగును. జ్ఞాన అజ్ఞాన కూతేభ్యః పాతకేభ్యో ముక్తో భవతి, తెలిసి తెలియక చేసిన పాపముల నుండి ముక్తుడు అగును. మహాపాతకేభ్యః పూతో భవతి, మహాపాతకముల నుండి పవిత్రుడు అగును. రహస్యకృత ప్రకాశకృత చరకాల అత్యంత కృతేభ్యః తేహ సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి, రహస్యముగా చేసిన ప్రకాశముగా చేసిన చిరకాల అత్యంత కృతములైన సర్వ విధములైన పాపముల నుండి ముక్తుడు అగును. స సకల లోకాన్ జయతి, స సకల మంత్ర జప నిష్ఠో భవతి, అతడు సకల లోకములను జయించును, అతడు సకల మంత్ర జప నిష్ఠుడు అగును. స సకల వేదాంత రహస్య అధిగత పరమార్థజ్ఞో భవతి, అతడు సకల వేదాంత రహస్యము తెలుసుకున్న పరమార్థజ్ఞుడు అగును. స సకల భోగ భోక్ భవతి, స సకల యోగ విత్ భవతి, అతడు సకల భోగ భోక్తాగును, అతడు సకల యోగ వేత్తాగును. స సకల జగత్ పరిపాలకో భవతి, అతడు సకల జగత్ పరిపాలకుడు అగును. సో అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ భవతి, అతడు అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును. ఇదం పరమతత్వరహస్యం నవాచ్యం గురుభక్తి విహీనాయ, ఇటువంటి పరమతత్వరహస్యము గురుభక్తి విహీనునకు చెప్పరాదు. నచ అశుశ్రూషవే వాచ్యం, న తపో విహీనాయ నాస్తికాయ శుశ్రూష చేయనివానికి చెప్పరాదు, తపో విహీనునకు మయ్యు నాస్తికునికి చెప్పరాదు. న డాంభికాయ మద్భక్తి విహీనాయ మాత్సర్య అంకిత తనవే నవాచ్యం, దాంభికునికి నాయందు భక్తి లేనివానికి మాత్సర్యము అసూయ కలవానికి చెప్పకూడదు. నవాచ్యం మత్ అసూయ అపరాయకృతజ్ఞాయ నాయందు అసూయ కలవానికి పరదృష్టి లేనివానికి కృతజ్ఞునికి చెప్పరాదు. ఇదం పరమ రహస్యం యో మద్భక్తేషు అభిధాస్యతి, నా భక్తులందు ఎవరు ఈ పరమరహస్యమును బోధించుదురో, మత్భక్తి నిష్ఠో భూత్వా మాం ఏవ ప్రాప్స్యతి, నా భక్తి నిష్ఠుడై నన్నే పొందును. ఆవయోర్య ఇమం సంవాద మధ్యేష్యతి స నరో బ్రహ్మనిష్ఠో భవతి, మన ఈ సంవాదమును ఎవడు పఠించునో ఆ నరుడు బ్రహ్మనిష్ఠుడు అగును. శ్రద్ధావాన్ అనసూయః శృణుయాత్ పఠతి వాయ ఇమం సంవాదం ఆవయోః సహ పురుషో మత్ సాయుజ్యం ఇతి, శ్రద్ధగలవాడు అసూయలేనివాడు ఎవడు మన ఈ సంవాదమును వినునో లేదా పఠించునో ఆ పురుషుడు నా సాయుజ్యము పొందును. తతో మహావిష్ణః తిరోదధే తతో బ్రహ్మాస్వస్థానం జగాం పిమ్మట మహావిష్ణువు అంతర్ధానమయ్యెను, తరువాత బ్రహ్మ తన స్వస్థానమునకు వెళ్ళెను. ఇతి ఉపనిషత్, ఇది ఉపనిషత్తు. ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం నామ అష్టమాధ్యాయః. ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం పేరుతో ఉన్న 8వ అధ్యాయము. ఉత్తరకాండః సమాప్తః. త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సమాప్త ఉత్తరకాండ సమాప్తము త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సమాప్తము.